నిన్నటి రోజున దేవదానవ అంశావతరణము అనేటువంటి విషయంలో దేవాంశలతో అసురాంశలతో వచ్చినటువంటి వివిధములైనటువంటి రాజులు వాటి యొక్క చరిత్ర చెప్పుకోవడం జరిగింది. దీన్ని బట్టి దేవాసుర సంగ్రామం అనబడేటువంటి ఒక వైదికాంశమే మహాభారతముగా మనకు కనబడుతున్నది. తర్వాత దివ్యమైన పాండవుల యొక్క జననగాథను కూడా చెప్పడం జరిగింది నిన్న. ఈ పాండవుల జననగాథలు ధర్మరాజు, భీముడు, అర్జునుడు కుంతి కలిగారు. కుంతి ఇచ్చిన మంత్రప్రభావం చేత మాద్రికి నకుల సహదేవులు, వీళ్ళు అశ్విని దేవతలే నకుల సహదేవులుగా కలిగారు అనే అంశాన్ని ప్రస్తావన చేసుకున్నాం. ధర్మ మవాహ్య శుభే సహి లోకేషు పుణ్యభాక్. పాండురాజు మొట్టమొదటి ధర్మమే పుత్రుడిగా కావాలని కోరుకోవడంలోనే పాండురాజు హృదయం కనబడుతున్నది. అలా మనం చూస్తే ధర్మము, బలము, పరాక్రమము ఈ మూడే మనకి యుధిష్ఠిరునిగా, ఇంకో భీమునుగా, అర్జునుగా కనబడుతున్నటువంటి అంశములు. ఇక నకులుడు నీతిశాస్త్ర పారంగతుడు అని చెప్తూ ఉన్నారు. ఇక సహదేవుడు కూడా వివిధములైనటువంటి యుద్ధ విద్యల్లో, అస్త్ర విద్యల్లో ఆరితేరినటువంటి వాడు. వీరు జన్మించిన పుణ్యతిథులు కూడా భారతం స్మరిస్తున్నది. చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంలో ఉన్నప్పుడు సూర్యుడు తులారాశిలో ఉండగా శుక్లపక్ష పంచమి నాడు అభిజిల్ లగ్నంలో మహానుభావుడైన ధర్మరాజు కలిగాడు. అభిజిల్ లగ్నంలో పుట్టినవారు ఎప్పుడు జయశీలురు అవుతారు అని చెప్తారు. ఇది అతని యొక్క జననం. అలాగే చంద్రుడు మఖా నక్షత్రంలో ఉండగా, గురువు సింహరాశిలో ఉండగా మధ్యాహ్న సమయంలో త్రయోదశి తిథి అందు మైత్ర అనే ముహూర్తంలో భీముడు జన్మించాడు. ఆ ముహూర్తములకు, పుట్టినటువంటి దేవాంశలకు సంబంధం ఉన్నది. అలాగే ఫాల్గుణ మాసంలో పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని నక్షత్రాల సంధికాలంలో పుట్టినటువంటి వాడే ఫల్గుణుడు అని చెప్పబడుతున్నటువంటి అర్జునుడు. ఇది వారి యొక్క దివ్య జననం. అయితే ధర్మరాజు పుట్టిన తర్వాత పుట్టినటువంటి వాడు అటు గాంధారికి దుర్యోధనుడు. దీనికి సంబంధించి ఒక అద్భుతమైన అంశాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. నిజానికి గాంధారికి భగవంతుని యొక్క వరం ఉందిట, నూరుగురు పుత్రుల్ని కంటుంది అని. దానికి తోడు వ్యాసుడు వరమిస్తాడు, నీకు 100 పుత్రులు కలుగుతారు అని. తర్వాత ఆమె గర్భవతి అయింది, కానీ 2 ఏళ్ల పాటు ఆమెకు ప్రసవం జరగలేదు, గర్భం అలాగే ఉన్నదట. ఆశ్చర్యకరమైన అంశం. అలాంటి ఉంటాయా అంటూ ఉంటాయండి, ఆశ్చర్యకరమైన అంశములు ఉంటాయి. కొద్ది కాలం క్రితం, ఇటీవల కాలంలో అలాంటి ఒక అంశం వినడం జరిగింది. కానీ సభల్లో అది ప్రస్తావించవలసిన అవసరం లేదు. కానీ కొన్ని అరుదైనటువంటి పుట్టుకలకు అలాంటి సందర్భం జరుగుతుంది. ఎప్పుడైతే ధర్మరాజు కలిగాడు అంటే యుధిష్ఠిరుడు కలిగాడు అని తెలిసిందో, గాంధారికి అసూయ, ఈర్ష్య రెండూ కలిగాయి. తన సవతికి సంతానం అంత చక్కగా కలిగి అతడు మంచి కీర్తి పొందడం, బాల్యంలోనే ఆకాశవాణి, ఆ శైశవ దశలోనే మంచి మాటను పలకడం, ఇది విన్నాక ఆమెకు అసూయ కలిగి తన గర్భం ఇంతవరకు, అది గర్భం జననం జరగట్లేదనే ఆర్తితో తన కడుపును కొట్టుకుంది గట్టిగా. చిత్రం ఏంటంటే ఆ కొట్టుకున్నప్పుడు మాంసపిండం బయటకు వచ్చింది. అదే సమయంలో వ్యాసుల వారు అక్కడికి వచ్చారట. వచ్చిన తర్వాత వ్యాసుడినే నిలదీసింది, నువ్వే అన్నవుగా 100 మంది సంతానం కలుగుతున్నారని, మరి ఏమిటి నాకు ఈ మాంసపిండం కలిగిందే తప్ప సంతానం కలగలేదు అంటే, అప్పుడు వ్యాసదేవుడు తన మంత్రశక్తితో, తన దగ్గరున్న శాస్త్రశక్తితో ఆ పిండమును విభాగం చేశాడు. ఆ విభాగాలు చేసి చిన్న చిన్న కుండలు తెప్పించి నేతితో వాటి నింపందులు పెట్టాడు. వాడతని మంత్రజలంతో సంప్రోక్షణ చేసి వీటిని నువ్వు రక్షించుకుంటూ ఉండు అని చెప్పాడు. ఇక్కడ ఇలాంటి ఘట్టములు విన్నప్పుడే మనం మొదటి రోజు చెప్పుకున్న ప్రవచనంలో మహాభారతం ఎలా వినాలి అనుకున్న అంశములు చెప్పుకున్నాం. అవి ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఇలాంటి వాటికి మన వివరణ ఇవ్వక్కర్లేదు. మహాభారత కాలం నాటికి, ఆనాటి యుగానికి భారతదేశం అనేక విధాల శాస్త్రాల్లో జ్ఞానాన్ని సంపాదించినటువంటిది. అందుకు అక్కడ వ్యాసుడు చూపించింది కేవలం మంత్ర విజ్ఞానమే కాదు, ఆనాటి ఒకనొక శాస్త్ర విజ్ఞానాన్ని కూడా ఆయన చూపించాడు. అక్కడ కుండలు అనగానే మనందరం మట్టి కుండలని భావించిన అవసరం లేదు. అక్కడ శిశుజననానికి ఆధారమైనటువంటి ఒకనొక ఆధార పాత్రలను తను తయారు చేశాడు. ఆ పాత్రల్లో తాను వివిధములైన ద్రావకములు అక్కడ కలిపి తన శక్తితో, మంత్రశక్తితో వాటిని ఉత్పన్నం చేయించడానికి కొంతకాలం వీటిని తడుపుతూ ఉండని చెప్పేట. అలా చెప్పిన కొంతకాలానికి అక్కడ మొత్తం ఆ 101 కుండలు ఆ విభజన చేసినప్పుడు 100 జరుగుతూ ఉండగా ఒక కుమార్తె కావాలని కోరుకుంది గాంధారి. దానికి గాను అందులో ఒక భాగం దుశ్శల అనేటువంటి ఆమె. మిగిలిన 100 పేర్లు చక్కగా ఉన్నాయి, కానీ అంత శ్రద్ధగా విని గుర్తుపెట్టుకోవలసిన గొప్ప నామాలు ఇంకా అవి. అయితే దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఈ పేర్లు వింటూ ఉంటే అసలు చెడ్డ పేర్లుగా కనిపిస్తాయి. వాళ్ళ పాత్రలు బట్టి ఆ పేర్లు వచ్చాయి, కానీ నిజానికి ఆ పేర్లకు మంచి అర్థం ఉందండి. దుర్యోధనుడు అంటే ఏ ఒక్కరూ అంత తేలిగ్గా ఆయనతో యుద్ధం చేయలేరు. దుశ్శాసనుడు అంటే ఆయన శాసనం ఉన్నదే, దాన్ని ఏ ఒక్కరూ అతిక్రమించలేరు. ఇలాంటి మంచి ఉద్దేశాలతో పెట్టిన పేర్లు ఇవన్నీ కూడా. ఇలా దుర్యోధన, దుశ్శాసనాది పేర్లు చెప్పబడ్డాయి. అయితే దుర్యోధనుడు పుట్టినప్పుడు మొట్టమొదటి అతను కలిగేట, అందుకే అందరికంటే పెద్ద ఆయన. ఆయన పుట్టినప్పుడున్న వాతావరణాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. ఆయన పుడుతూనే రాసభారావ సదృశం రురావచ ననాదచ తంఖరాహ ప్రత్యభాషంత గృధ్ర గోమాయు వాయుసాహ. అతను పుడుతూనే ఒక గాడిద అరుపులాగా ఏడ్చెట్టు. ఎందుకంటే పుట్టినప్పుడు రోదనం అనేది సహజం. కానీ దుర్యోధనుడు పుట్టినప్పుడు ఏడుపు ఎలా ఉన్నది అంటే రాసభారావ సదృశం గాడిద ధ్వనిలో ఉందిట. ఆ ధ్వని విని మొత్తం దాన్ని అనుకరిస్తూ గాడిదలు గ్రద్దలు నక్కలు కాకులు అరిచేయటండి ఇక్కడ. అంటే ఎంత గొప్ప పుట్టుకో దీన్ని బట్టి తెలిసిపోతుంది. ఇక్కడ ఒకనొక అపశకునం అక్కడ గోచరిస్తున్నాయి. ఎందుకంటే వాడు కలిపురుషుడి యొక్క అంశతో ఉన్నటువంటి వాడు. గాలి కూడా ఒక భయంకరమైనటువంటి సుడిగా వీచింది. వాతాశ్చ ప్రభవుశ్చాపి, అంతేకాదు దిక్కులన్నీ కూడా ఒక అగ్నిమయమైన తాపం ఆవరించింది అక్కడ. ఈ విధంగా అతడు కలగ్గానే ధృతరాష్ట్రుడికి భయం వేసింది. ఏమిటి ఇతను పుట్టినప్పుడు ఇలాంటి వాతావరణం ఏర్పడింది అని. ఆ తర్వాత శిశువు యొక్క జాతకాన్ని చూడ్డానికి ఆ జ్యోతిష్శాస్త్రవేత్తల్ని కొందరిని పిలిపించారు ఇక్కడికి. అందులో అక్కడ నిలబడి ఉన్నారు భీష్మ పితామహుడు మొదలైన వారు కూడా. ఆ జాతకం చూసి చెప్తున్నారు, ఈ పెద్ద కుమారుడు పుట్టినప్పుడు కనబడిన భీకర శకునాలు, ఇతడు పుట్టిన స్థితి, వీటిని పరిశీలిస్తూ ఉంటే ఇతడి వల్ల మీ వంశం మొత్తం నాశనమవుతుంది. అయితే ఇప్పుడు దాని పరిహారం ఏమిటి? వెంటనే అడిగారు. పరిహారం ఒకటే, పిల్లాన్ని పరిహరించడమే అన్నారు. ఇక్కడ ఇతన్ని విడిచిపెట్టు, ఇది రాజధర్మమే. ఎందుకంటే ఎవరి వల్ల మొత్తం మీ వంశానికే ప్రమాదమో అతన్ని విడిచిపెట్టడం వల్ల అది నీ ధర్మము కూడా. ఎందుకంటే త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం చజేత్ గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం చజేత్. ఇది అక్కడ చెప్పినటువంటి మాటలు. వంశక్షేమం కోసం ఒకరిని విడిచిపెట్టవచ్చు, అలాగే లోకక్షేమం కోసం నువ్వు నీ వంశక్షేమం కోసం కూడా ఇతను విడిచిపెట్టాలి. అందుకు వంశక్షేమం కోసం వ్యక్తిని, గ్రామం కోసం వంశాన్ని, మొత్తం జనపదం కోసం గ్రామాన్ని, ఆత్మరక్షణ కోసం దేశాన్ని కూడా విడిచిపెట్టాలి అని చెప్తారు. ఇప్పుడు నీ వంశక్షేమం కోసం ఇతను విడిచిపెట్టి, ఇతని వల్ల లోకానికి కూడా ఉపద్రవం ఏర్పడుతుంది సుమా అని అక్కడున్న మొత్తం జ్యోతిష్ శాస్త్రవేత్తలు నిష్పక్షపాతంగా చెప్పారు. ఇక్కడ ఎంత చెప్పినా పుత్రస్నేహాన్ని వదులుకోలేటువంటి ధృతరాష్ట్రుడు గాంధారి ఆ పని చేయలేదు. ఆ పని చేయకపోవడం వల్ల జరిగిన కదా తర్వాత ఎలాగో చెప్పుకోబోతున్నా. అంతేకాదు ఈమె గర్భవతిగా రెండేళ్లు ఉన్నప్పుడు ధృతరాష్ట్రుని సేవ చేస్తూ ఒక వైశ్య తనయ ఉండేది, వైశ్య జాతికి చెందిన ఆమె. ఆమె ద్వారా కలిగిన ధృతరాష్ట్రునికి కలిగిన సంతానమే యూత్సుడు అనేటువంటి వాడు. ఈ విధంగా 101 పుత్రులు ఒక కుమార్తె దుశ్శల, ఇది ధృతరాష్ట్రుని యొక్క సంతానం. అయితే ఇక్కడ మనం కుంతీ సంతానం అన్నప్పుడు ఎంతమందిని చెప్పుకున్నాం? ముగ్గురిని ప్రధానంగా. అయితే కుంతి ఇచ్చిన మంత్రము ద్వారా మాద్రి కలిగినప్పటికీ అది కుంతి మంత్రబలం గనక వాళ్ళని మనం కౌంతేయులు అనుకుంటే తప్పేం లేదు. కానీ నిజానికి ముగ్గురినే కుంతి తనయులుగా తన నుంచి జనింపజేసినప్పుడు నాలుగో వాడిని కూడా పొందు అని పాండురాజు చెప్తే, మూడు కాక నాలుగో వారిని కూడా నేను స్వీకరిస్తే స్వైరిని అవుతాను, ఐదో వారిని స్వీకరిస్తే బంధకి అవుతాను, కనుక ఇది అధర్మము అని చెప్పింది ఆమె. అయితే ఇది వినగానే ఒక పెద్ద ఆయనకు సందేహం వచ్చింది. వెంటనే అడిగాడు, నాలుగైతే స్వైరిని అయితే మరి కుంతి కర్ణుడు కూడా పుట్టాడు కదా, అప్పుడు ఏమవుతుంది అని. వెంటనే ఈ సందర్భంలో కర్ణుడి జననం జరగలేదు, అది తెలుసుకోవాల్సింది. కుంతి కన్యగా ఉన్నప్పుడు వివాహ పూర్వము కలిగినటువంటి సంతానం, ఆ సంతానం కలగడం వల్ల కుంతికి కన్యాత్వం పోలేదు, ఇది తెలుసుకోవాల్సిన మరొక అంశం. అందుకే అది ఈ పాండురాజు చెప్పిన సందర్భానికి అన్వయించదు గనక అది ఈ సందర్భంలో చెప్పిన నాలుగవ సంతానంగా చెప్పరాదు. ఇది పాండురాజు సంతానం కానీ కర్ణుడు ఆ విధంగా కాదు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇదే సమయంలో కర్ణజననాన్ని కూడా చెప్పుకోవలసింది. ఇక్కడ వ్యాసుడు విశేషంగా కర్ణజననాన్ని ఒక అధ్యాయంలో వివరించాడు. ఎందుకంటే కర్ణుడు లేని భారతమా అని ఒక మాట ఉంది తెలుగునాట. అది కర్ణజనన విషయంలో మనం ముందే చెప్పుకున్నట్లుగా వసుదేవుని యొక్క చెల్లెలు కుంతి, సూరసేను యొక్క పుత్రిక, అసలు పేరు పృథ, కానీ కుంతి భోజుడు వద్ద పెరగడం వల్ల కుంతి అని పేరు వచ్చింది. ఈ కుంతి భోజుడు మేనత్త కొడుకవుతాడు సూరసేనుడికి, కనుక ఆ బంధం చేత సంతానం లేని కుంతి భోజునకు తన కుమార్తెనిచ్చాడు, ఆమె కుంతి అయినది. అయితే ఈమె కన్యగా ఉన్న దశలోనే అక్కడికి దూర్వాసుల వారు వచ్చినప్పుడు ఈమె పరిచర్య చేసింది. అప్పుడు దూర్వాసుల వారు నీకేదైనా వరం కావాలో కోరుకో అన్నాడు. ఏమి కావాలో తెలియని ఆమె మీ అనుగ్రహం అన్నదే తప్ప ఈమెమి కోరలేదండి. అప్పుడు దూర్వాసుల వారు ఒక మంత్రాన్ని ఇచ్చారు, ఈ మంత్రంగా నువ్వు జపిస్తే దానికి దేవతల అనుగ్రహం లభిస్తుంది, ఏ దేవతను ఉద్దేశించి ఈ మంత్రం చేస్తావో ఆ దేవత నీకు అభీష్టాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పి దూర్వాసుల వారు అక్కడి నుంచి నిష్క్రమించారు. అప్పుడు ఆ కన్యగా ఉన్నటువంటి కుంతి సూర్యుని స్మరించింది, ప్రత్యక్ష దైవాన్ని. అప్పుడు సూర్యభగవానుడు రాగానే ఈ మంత్రం యొక్క మహిమ ఏమిటి అంటే అలా స్మరించిన ఆమెకు ఈ మంత్రం ద్వారా సంతానాన్ని ఇవ్వాలి. నన్ను ఎందుకు స్మరించావు అన్నాడు ఆయన. కేవలం మంత్రాన్ని పరీక్షించడానికే స్మరించానందండి, అంతేగాని సంతానార్థయే స్మరించలేదు. కానీ పాండురాజు చెప్పినప్పుడు సంతానార్థయే స్మరించింది. అక్కడ ఆమె యొక్క అన్ని విధాలు ఎదిగిన తనముంది. ఇక్కడ పాపం ఇంకా ఆమె కన్యాదశలోనూ ఉంది. మంత్ర పరీక్షార్థమై నేను మంత్ర జపం చేసేనే తప్ప ఇంకోటి కాదు అంటే, నా దర్శనం అమోఘము అన్నాడు సూర్యభగవానుడు. అంటే నన్ను దర్శిస్తే అది వ్యర్థం కాదు, పైగా దేవతలు నిష్ప్రయోజనంగా పిలవరాదు. ఇది ఒక మర్యాద చెప్పాడు ఇక్కడ. నిష్ప్రయోజకంగా నన్ను పిలిచినా అది దోషమే అవుతుంది తప్ప మంత్రం పట్ల నువ్వు దోషం చేసినట్లు అవుతావు. అందుకు నా ద్వారా ఈ మంత్రం యొక్క ప్రభావం చేత నువ్వు సంతానాన్ని పొందాలి అంటే, ఒక్కసారి భయచికితురాలైంది ఆమె. నేను కన్యను, నాకు సంతానం ఏమిటి అంటే, ఇది దైవ శరీరం, సామాన్యంగా సూర్యభగవానుడు దేవతల ద్వారా కలిగినటువంటి సంతానం. అందుకు నా ద్వారా నీకు సంతానం కలిగితే నీ కన్యాత్వం నశించకుండా నేను అనుగ్రహాన్ని ఇస్తున్నాను, నీకు ఎటువంటి దోషము రాదు సుమా. కన్యగానే సంతానం కలిగిన దోషం రాదని సూర్యభగవానుడు చెప్తున్నాడు. అందుకు సూర్యభగవానుడి ద్వారా కుంతికి సంతానం కలగడం అనేది మన మానుష శరీరాల ప్రకారం లెక్కడానికి వీల్లేదు. అందుకు ఇక్కడ సంచజ్య భయమే వేహ క్రియతాం సంగమో మమ అమోఘం దర్శనం మహ్యం ఆహూతశ్చాస్మితే శుభే మత్ప్రసాదాన్నతే రాజ్ఞి భవితా దోష ఇత్యుత. నా వల్ల, నేను ఇచ్చిన అనుగ్రహం వల్ల నీకు ఏ దోషము ఉండదు అని సాక్షాత్ సూర్యభగవానుడే చెప్పాడు. తద్వారా ఆమె సంతానం కలిగింది. అయితే సజ్జోగర్భమే అప్పటికప్పుడే అతను కలిగాడు. ఆ కలిగినటువంటి వాడిని ఈ తల్లి ఏమి చేయాలని ఆలోచిస్తుందట. అప్పుడు తన యొక్క ఆంతరంగికమైన చెలికత్తె సహాయంతో నదిలో విడిచిపెట్టింది ఆ సంతానాన్ని. ఆ కన్యాదశలో ఉన్నప్పుడు లోకాపవాదం ఒకటి ఉంటుంది, భయము సిగ్గు మొదలైన దోషాల చేత ఆమె ఆ సంతానాన్ని విడిచిపెట్టింది. ఇది కూడా భగవత్ ప్రేరణయే. ఇందులో కుంతి దోషం ఏమీ అనడానికి లేదు ఇక్కడ, ఇది పరిశీలించవలసినది. అయితే ఏ విధంగా విడిచిపెట్టింది అనడానికి భారతంలో మరొక చోట వర్ణన కనబడుతుంది. ఇక్కడ ఒక పేటికి తయారు చేసి, ఆ పేటికి ఎలా ఉందంటే చుట్టూ దానికి మైన ముందుట నీటిలో మునక్కుండా ఉండే విధంగా ఉన్న పేటిక. ఆ పేటికకి అందులో పిల్లవాడిని పెట్టిన తర్వాత పేటిక మూసి దానికి ఒక రక్షాబంధనం పెట్టి ఒక దూర్వాంకురాన్ని రక్షగా పెట్టిందట. దీన్ని బట్టి దూరము యొక్క శక్తి తెలుస్తుంది మనకి. దూర్వాంకురాన్ని రక్షగా పెట్టి కుంకుమలో ముంచిన చేతి యొక్క ముద్రని దాని మీద పెట్టిందట. అలాంటి పెట్టిన విడిచిపెట్టింది అంటే అది చేరవలసిన చోటుకు చేరే వరకు ఉండవలసిన రక్ష ఉంది అక్కడ. ఆ విధంగా పెట్టి విడవబడింది. అశ్వనది అనే నది అక్కడున్నది. ఆ నదిలో విడిచిపెట్టింది అమ్మ కుంతి. అక్కడ నుంచి అది క్రమంగా చర్వణ్మతి అనేటువంటి నదిలో కలిసి, అది యమునలో కలిసి, అక్కడి నుంచి క్రమంగా గంగలో కలిసి, అది అధిరథుడు రాధ అనే దంపతులు ఉన్న చోటుకు చేరింది. అధిరథుడు అనేటువంటి వాడు సూతవంశానికి చెందినటువంటి వాడు. అతడికి దొరికింది ఆ పేటిక. ఆ పేటికలో ఉన్న పుత్రుడు రాధా అధిరథుడికి పుత్రుడిగా పెంచబడ్డాడు. అందుకే రాధేయుడు అని చెప్పబడుతున్నాడు. అతడు పుట్టుకతోనే సహజమైన కవచ కుండలాలు ఉన్నాయి. అందులో విశేషంగా అదితే ఇచ్చిన కుండలాలట అవి, సహజమైన కవచం. అవి స్వర్ణకాంతులతో భాసిల్లుతున్నాయి. ఇలాంటి వసు అంటే సువర్ణము, సంపద, వీటితో కూడిన తేజస్సుతో ఉన్నాడు గనక అతడు వసుషేనుడు అని పేరు పెట్టారు క్రమంగా. ఈ వసుషేనుడు అనే నామంతో ఇతనికి నామాంతరం కర్ణుడు, రాధాపుత్రుడు గనక రాధేయుడు. ఈ విధంగా మనం పాండవుల జన్మం, ధార్తరాష్ట్రుల జననాన్ని చెప్పుకున్నాం, కర్ణజన్నాన్ని కూడా చెప్పుకునడం జరిగింది. అటుపై వివిధములైనటువంటి గాథల్లో మనం ప్రవేశిస్తూ మహాభారతంలో అనేకములైన అపోహలను తొలగించుకుంటూ వెళుతూ ఉన్నాం. ఇక్కడ ఎప్పుడైతే శతశృంగంలో ఈ విధంగా పాండవుల జన్మం జరిగిందో అప్పుడు ఆ వార్త చేసిన వృష్టివంశము వారు, వృష్టివంశము అంటే వసుదేవుడు యొక్క వంశం వృష్టివంశం, ఆ వసుదేవుడు వెంటనే పురోహితుడిని పంపించేట వారికి నామకరణాదులు మొదలుని జరిపించడానికి. ఆ పురోహితుడు వచ్చి, కశ్యప వంశీకుడైనటువంటి పురోహితుడు వచ్చి అక్కడ నామకరణాన్ని చేశారు. అక్కడ విద్యలన్నీ నేర్చుకుంటూ పాండవులు అభివృద్ధి చెందారు. కొంతకాలమైనప్పుడు ఒకనాడు ఏకాంతంలో విహరిస్తున్నాడు పాండురాజు. అతనితో పాటు మాద్రి కూడా విహరిస్తున్నదట. ఎందుకంటే శాపం యొక్క బలం ఎలా ఉంటుందంటే తప్పించుకోవడానికి ప్రయత్నించినా ఏదో విధంగా అనుభవించక తప్పదండి. శాపబలం అలాంటిది. ఇంతవరకు చక్కగా కాలం గడిచింది. శతశృంగంలో వానప్రస్థ ధర్మంలో ఉన్నాడు మహానుభావుడు పాండురాజు. కానీ ఆయన విహరిస్తున్నప్పుడు మాద్రి కూడా ఆయనతో ఏకాంతంలో ఉన్నప్పుడు మాద్రిని చూసి ఆయన మనస్సు చలించింది. తత్కారణంగా ఆ మాద్రితో తాను సంగమించడానికి ప్రయత్నం చేసినప్పుడు మాద్రిని నివారిస్తున్నా ఆయన వినలేదు. ఎందుకంటే బుద్ధి కర్మానుసారిణి అని చెప్పినట్లుగా. తద్వారా మాద్రితో ఆయన కలిసినప్పుడు వెంటనే ప్రాణాలు కోల్పోయాడు కిందముడనే ఋషి ఇచ్చిన శాప ప్రభావం చేత. నిన్న శాపం గురించి మనం చెప్పుకున్నాం. ప్రాణాలు కోల్పోయి పడిపోగానే మాద్రి భయంతో తిన్నగా కుంతి వద్దకు వెళ్ళి తీసుకువచ్చిందిట, చూపించింది. దుఃఖితురాలైంది కుంతి, మాద్రి దుఃఖితురాలైంది. ఇంత నా కారణంగానే జరిగిందని మాద్రి దుఃఖించింది. ఆ తర్వాత కుంతి తాను అతడితో పాటు దేహాన్ని త్యజిస్తాను అన్నది. ఇక్కడ భర్తని విడిచిపెట్టి ఉండలేక తాను కూడా దేహాన్ని త్యజించి పరలోకంలో భర్తను కలుసుకుంటాను, ఎందుకంటే అహం జ్యేష్ఠా ధర్మపత్ని జ్యేష్టం ధర్మఫలం మమ అవశ్యం భావినో భావాన్ మామాం మాద్రి నివర్తయ. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, దీన్ని బట్టి సహగమనం అనేది మనకు పూర్వకాలంలో ఉండేది కనుక సహగమనం అనే దురాచారం హిందువులకు ఉంది అని అంటే మాత్రం మనం దాని వివరణ తెలుసుకుని సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉండాలి. ఆనాటి కాలంలో దివ్యలోకానికి భూలోకానికి అనుబంధం కలిగినటువంటి తెలిసినటువంటి మహాత్ములు వారు. అందుకు భర్త ఈ శరీరం విడిచిపెట్టినా అతడు సూక్ష్మదేహంతో దివ్య లోకాల్లో ఉంటాడు, ఆ లోకంలో మేము కలుస్తామని ఐచ్ఛికంగా తనంత తాను పాతివ్రత్య ధర్మాన్ని అనుసరించి అగ్నిలో ప్రవేశించడం అనేటువంటిది ఐచ్ఛికము, అంతేకాని బలవంతము కాదు. ముఖ్యంగా ఆనాటి క్షత్రియ వంశాల్లో ఇది ఉండేది, ఇది తెలుసుకోవాల్సినది. దీనిలో అనేకములైన ఇతర కారణాలు ఏంటంటే తర్వాత వచ్చే శత్రువుల బారిన పడకుండా తమ పవిత్రతను కాపాడడానికి కూడా సాధ్వీములు లేని స్త్రీలు ఈ పనులు చేసేవారు. అది అలా చేయగలగాలంటే దానికి కూడా ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది, అది విశేషములు. ఆ ఆచారాన్ని ఇప్పుడు సమర్థిస్తున్నామని కాదు, కానీ పురాణాల్లో కలిగినప్పుడు కనిపించినప్పుడు మాత్రం దోషదృష్టితో చూడవద్దు. వారి మనస్సంస్కారాలకు నమస్కారం చేసుకుందాం, వాళ్ళ తపశ్శక్తికి మనం గౌరవిద్దాం. ఇక్కడ ఈ విధంగా కుంతి తనను తాను త్యాగం చేసుకోవడానికి ఎప్పుడైతే సిద్ధపడిందో, అన్విష్యామీగ భర్తారమహం ప్రేతవశంగతం ఉత్తిష్టత్వం విసృజ్యైనం మిమాన్ పాలయదారకాన్, నేను అతనితో పాటు ఊర్ధ్వలోకాలకు వెళతాను, నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని మాద్రికి చెప్తే. మాద్రి ఎంత చక్కగా మాట్లాడుతుందంటే నేనే వెళ్ళాలి, ఎందుకంటే ఇతడు ఈ విధంగా అవడానికి కారణం నేను. రెండవది, నిజంగా చెప్తున్నాను, నేను బ్రతుకుంటే నీ పిల్లల్ని నా పిల్లల్లా చూడగలనో లేదో సందేహమే. కొందరు వ్యక్తిత్వాలు అలా ఉంటాయండి, తనది కాని సంతానాన్ని మరోలా చూస్తారు. కానీ నీ వ్యక్తిత్వం నాకు తెలుసు, నా సంతానాన్ని కూడా నీ సంతానంలో చూడగలిగే సంస్కారం నీకుంది గనక నా పిల్లలను కూడా నీ పిల్లల్లా చూస్తూ నువ్వు వీళ్ళని కనిపెట్టుకుని పెంచి పోషించాలి అని కుంతికి అప్పజెప్పి మాద్రి తాను సహగమనం చేసింది. కుంతి తన పుత్రులతో అక్కడ నిలబడినప్పుడు ఋషులందరూ కూడా ఆమెను ఆశీర్వదించి, మేము నిన్ను తీసుకువెళ్ళి హస్తినులో అప్పగిస్తాం, ధృతరాష్ట్రాదుల యొక్క రక్షణలో నువ్వు ఉండాలి, ఈ పిల్లలందరూ కురువంశానికి చెందినవారు గనక అక్కడికి చేరాలి అని చెప్పి శతశృంగంలో ఉన్న మహర్షులందరూ పాండవులను కుంతిని తీసుకుని హస్తినికి వచ్చారు. వారు వచ్చినప్పుడు మొత్తం విషాదంతో వారిని ఎదుర్కొన్నట్ట ఉన్నటువంటి భీష్ముడు, ఇంకా అక్కడ ఉన్నటువంటి ద్రోణుడు మొదలైనటువంటి, ఇంకా ద్రోణుడు అప్పటికి రాలేదనుకోండి, భీష్మాదులు అందరూ కూడా ఆయన ఎదుర్కొన్నారు. అప్పుడు ధార్తరాష్ట్రుడు చాలా దుఃఖితుడయ్యాడు. భీష్ముడు ఈ మహానుభావుడైన పాండురాజు మరణానికి భీష్ముడు దుఃఖితుడయ్యాడు. ఆ రావణం ఎలా వచ్చారంటే అస్థికలు తీసుకువచ్చారండి, అక్కడ ఋషులు చేయవలసిన సంస్కారములు చేసిన తర్వాత పురోహితుల ద్వారా అస్థికలు అక్కడికి తీసుకువస్తే అటు మాద్రి యొక్క అస్థికలు ఇటు పాండురాజు యొక్క అస్థికలు, వీటిని తీసుకొచ్చినప్పుడు వీళ్ళు వాటిని శ్రద్ధగా వివిధ వస్త్రముల్లో పెట్టి చందనాదులతో అర్చన చేసి జాగ్రత్తగా తీసుకువెళ్ళి ప్రేత సంస్కారాదులన్నీ చేశారు. చేయవలసినటువంటి కర్మలు ఔర్ధ్వదైహిక కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చేశారట. అవి చేసి మొత్తం పాటించవలసిన ఆశౌచములన్నీ పాటించి, అంటే 10 దివసములు అవి చెప్పబడతాయి కదా, ఆశౌచములన్నీ పాటించి అటు తర్వాత వారు నగర ప్రవేశం చేశారు శుద్ధులై అని వర్ణన ఇక్కడ మొత్తం చూపిస్తున్నారు. ఇలాంటి వర్ణనలు చూసినప్పుడు నాటి కాలంలో భారతీయుల ఆచారాలు ఎలా ఉన్నాయో కూడా మనం తెలుసుకోవచ్చు. మొత్తానికి పాండవులు కురురాజ్యంలోకి చేరారు. ఇప్పుడు ధార్తరాష్ట్రుడు ఎంతో బాధపడ్డాడు పాండురాజు మరణంతో, ఎందుకంటే పాండురాజు ఎంతో ప్రేమతో తన్ను చూసుకునేవాడు, అవన్నీ కూడా ధృతరాష్ట్రుడు గుర్తున్నాయి. అందుకు ఈ పిల్లలు ఆ పిల్లలు కలిసి ఆడుకుంటూ ఉన్నారు. ఈ స్థితిలో సత్యవతిని పిలిచి వ్యాసదేవుడు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఇప్పుడు నేను భవిష్యద్రష్టగా ఒక విషయం చెప్తున్నాను, మంచి రోజులన్నీ అయిపోయే సుమా, ఇక రానున్న రోజులన్నీ గడ్డు రోజులే. అతిక్రాంత సుఖాకాలా పర్యుపస్థిత దారుణా శ్వహ శ్వహ పాపిష్ట దివసాహ పృథివీ గత యవ్వన, ఇక రానున్నవన్నీ గడ్డు రోజులు, ఈ నేలకు యవ్వనం పోయినట్లే అనుకో అన్నాడు. అంటే యవ్వనం పోయిన తర్వాత వార్ధక్యం వస్తే ఎలాగ శరీరం శిథిలమవుతుందో అదేవిధంగా ఇప్పుడు భూమికి గడ్డు రోజులు ఏర్పడ్డాయి. ఇలాంటి నీ కళ్ళ ముందే క్రమక్రమంగా ఈ వంశంలో చూడరానివన్నీ చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఎలాంటి రోజులు దాపురిస్తున్నాయంటే, ఇప్పుడు కలిగిన మొట్టమొదటి వాడైన దుర్యోధనుడు ఉన్నాడే, అతడి వల్ల మొత్తంగా కులక్షయం అనేది ఒకటి జరుగుతుంది, వంశక్షయం అనేది జరుగుతుంది. పైగా క్రమక్రమంగా ఆ ఏలుబడిలో రాజ్యమంతా కూడా లుప్త ధర్మక్రియాచారో ఘోరకాలో భవిష్యతి. ఆ దుర్యోధనాదులు ధర్మక్రియలను విడిచిపెడతారు. అందుకు అవన్నీ నువ్వు చూస్తూ భరించడం కష్టం గనక నీకు నేను చెప్తున్న సలహా ఏంటంటే, గచ్చత్వం యోగమాస్థాయ యుక్తావస తపోవనే. నువ్వు యోగ మార్గాన్ని అనుసరించి ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి తపోవనంలో ఉండు అన్నాడు. ఎందుకంటే అనివార్యమైనటువంటి తన కుటుంబ దుఃఖాన్ని చూసే కంటే శాశ్వతమైన ఆత్మసుఖం కోసం నువ్వు ఇప్పుడు ప్రయత్నించాలి గనక నువ్వు అక్కడికి వెళ్ళి యోగాన్ని ఆశ్రయించు అని తన తల్లి అయిన సత్యవతికి వ్యాసదేవుడు చెప్పాడండి. ఇక్కడ పైగా ఒకవేళ రాదరుచుకుంటే నీ కోడలను కూడా తీసుకువెళ్ళన్నాడు. అంటే వాళ్ళు కూడా భరించలేరు ఆ దుఃఖాన్ని. అప్పుడు ఆమె అంబిక అంబాలిక ఇద్దరి వద్దకు వెళ్ళింది. ముందు అంబిక దగ్గరికి వెళ్ళి చెప్పిందిట, నీ పుత్రుడు వల్ల, ఎవరు, ధృతరాష్ట్రుడు, ఆ ధృతరాష్ట్రుడు కలిగిన వాడి వల్ల వంశక్షయం అవుతుందని వ్యాసదేవుడు చెప్పాడు. నన్ను తపోవనానికి వెళ్ళమన్నారు, నేను వెళుతున్నాను. అంబాలికి కూడా నాతో వస్తుంది, నీకు కూడా రావాలనిపిస్తే నువ్వు రావచ్చు అని చెప్తే, అప్పుడు నేను కూడా వస్తున్నాను, అంబిక అంబాలిక సత్యవతి కలిసి రాజ్యాన్ని పరిత్యజించి యోగ మార్గాన్ని అనుసరించి తపోవనంలో నివాసానికి వెళ్ళారు వాళ్ళు. ఈ ఘట్టంలో కూడా ఈ పరిష్కారం కూడా మనం తెలుసుకోవాల్సింది, లేకపోతే తర్వాత వీళ్ళేమయ్యారని ప్రశ్న మిగులుతుంది కనుక తెలుసుకుంటున్నా అక్కడ. ఈ విధంగా మాద్రాక్షిస్త్వం కులస్యాస్యా ఘోరం సంక్షయమాత్మనః అని వ్యాసదేవుడు చెప్పిన ప్రకారంగా వెళ్ళారు. ఇక ఇప్పుడు మనం కౌరవులు పాండవులు, నిజానికి వీళ్ళందరూ కురువంశానికి చెందినవారు కనుక కౌరవులు అనవలసిందే, కానీ వ్యవహారం కోసం మనం విడివిడిగా చెప్పుకుంటున్నాం కౌరవులు పాండవులు అని. కానీ ధార్తరాష్ట్రులు పాండవులు అనుకుంటే ఇంకా సరిపోతుంది. ఇక్కడ వీళ్ళ ఆటలు ఇక్కడ వర్ణిస్తాడు చాలా. ఈ ఆటల్లో కూడా దుర్యోధనుడు దుర్బుద్ధిని మనం తెలుసుకోవాలి. మహాభారతం వెళ్ళేటప్పుడు మొదటి జాగ్రత్తగా చెప్పుకుంటూ వెళ్ళాలి. మొదటి చెప్పుకుంటూ వెళితే సంవత్సరం పడుతుందండి, అది అవస్థ. చెప్పకుండా వెళితే బోల్డ్ అని సందేహాలతో ఇళ్ళకెళ్ళవచ్చు. అటువంటిప్పుడు ఏది ప్రధానమైనవో వాటిని గ్రహించుకుంటూ జాగరూకతతో ఏకాగ్రంగా చెప్పడానికి ఒక శ్రమ ఇక్కడ కనబడుతుంది, శ్రద్ధ అక్కడ కనబడాలి, అప్పుడే సరైనటువంటి ఫలితం మనం తెలుసుకోవచ్చు. కానీ ఏకాగ్రంగా శ్రద్ధగా ఆసక్తితో విన్నటువంటి వారికి సందేహాలు ఉండడానికి అవకాశం ఉండదు అనుకుంటున్నాం, అయినా ఉంటాయంటే తర్వాత చూసుకుందాం. ఇక్కడ పాండవులు కౌరవులు కలిసి ఆడుకుంటున్న ఆటలు, పసితనం నుంచి వాళ్ళు ఆడుకుంటున్నారు. ఏముందని పెదనాన్ని చిన్నాన్ని పిల్లలు ఆడుకుంటూ తిరుగుతున్నారు. ఇందులో బాల్యం నుంచే వాళ్ళ సంస్కారాలు కనబడుతున్నాయి, అది తెలుసుకోవాల్సింది. మనం అంటూ ఉంటాం చిన్నపిల్లలు దేవుళ్ళు లాంటి వారండి అని, అదొక భ్రాంతండి. అప్పటికింకా వాళ్ళ దుర్మార్గం మొలక దశలో ఉంది కనుక కనబడదు. వాళ్ళ తెలివితేటలు పెరుగుతున్న కొద్దీ పెరుగుతుంటాయి. అందుకు వాడు జీవుడి సంస్కారాలు కొన్ని పుట్టుకతోనే లోపలుంటూ ఉంటాయి. ఆ ఆటలాడుతున్న కాలంలోనే బయటపడ్డాయట. పైగా భీముణ్ణి భరించడం అందరికీ కష్టంగా ఉంది, వాడు సామాన్యుడు కాడు. అసలు అతను పుట్టినప్పుడే అక్కడ స్నానానికి వెళుతున్నట్టు కుంతి ఎత్తుకుని వెళుతోందిట. ఒక్కసారి ఒక పులి గర్జిస్తూ మీదకి రాగానే వెంటనే పిల్లాడిని వదిలింది ఆమె భయంతో. ఆ పిల్లాడు రాయి మీద పడ్డాడు. ఆ పులిని వెంటనే చూసి పాండురాజు కొట్టాడు ఆ పులిని. కానీ ఈ పిల్లాడికి ఏమైందో అని చూస్తే పిల్లాడు పడినటువంటి కొండ పిండి అయిపోయిందట. మరి అటువంటి పిల్లవాడు సామాన్యుడా అండి, మహాబల సంపన్నుడు అతడు. పైగా మహాబలుడు పుత్రుడు, మహాబలుడు అంటే వాయుదేవుడిగా ఆయన వీస్తే ఎవరు నిలబడగలడు, ఆయన పుత్రుడు ఆయన. అందుకు అతడి యొక్క ఆటలు ఉన్నాయే. ఈ ఆటలు నిజానికి అతడు సరసంగా ఒక్కడు కొట్టినా పళ్ళు మిగలడం కష్టం. అందుకు అతడితో ఆటలు కొంచెం కష్టమే. కానీ ఇన్ని ఆటలు ఆడుతున్న బాల్యాత్ నా ద్రోహచేతసా జాగ్రత్తగా చెప్పాడు అని. కేవలం బాల్యమైన చేష్టలతో ఆడాడే తప్ప ద్రోహబుద్ధి ఏమీ లేదుట. కానీ వీళ్ళ యొక్క బలము, వీళ్ళ యొక్క పరాక్రమము, అంటే ధర్మజుల్లో కనబడుతున్న తేజస్సు, అర్జునుల్లో కనబడుతున్న పరాక్రమం, వాళ్ళు బాల్య దశలో ఉన్న అందులో వ్యక్తమవుతున్నాయి. అవి చూసి భరించలేక దుర్యోధనుడికి చాలా దుర్బుద్ధి పుట్టింది. ఆ దుర్బుద్ధితో అతను క్రమక్రమంగా పెరుగుతూ ఉండగా దుర్బుద్ధి కూడా పెరుగుతున్నది. అతను ఒక ప్రణాళిక వేసేట, మనం ఎలాగోలాగా భీమసేనుని చంపేద్దాం, అప్పుడే చూడండి ఎలాంటి దుర్బుద్ధి ఉందో. అందుకని ఏదో కసితో పిల్లవాడిని చంపేద్దామని మాత్రమే కాదు, ఇందులో దుర్బుద్ధి తెలుసుకోవాలి. ఏమిటంటే ఇతను నిద్రిస్తున్న సమయంలో ఇతన్ని మనం నదిలో పడేద్దాం, జలంలో పడేద్దాం, కలిపేద్దాం. కలిపేసిన తర్వాత ఏం చేయాలంటే యుధిష్ఠిరుని అర్జున్ని బంధించి వేద్దాం, అప్పుడు రాజ్యమంతా మనదే అవుతుంది. ఎందుకంటే నిజానికి రాజ్యం పాండురాజుది. తర్వాత భీష్ముల వారు వాళ్ళని పెట్టి పాలన చేశారు ఇంతకాలం, ఇప్పుడైనది. ఇప్పుడు పెద్దవాడు యుధిష్ఠిరుడు, యుధిష్ఠిరుడు కలిగేకే దుర్యోధనుడు. కనుక పద్ధతి ప్రకారం యుధిష్ఠిరుడే రాజు కావాలి. ఇతనికి అప్పటి నుంచే తను రాజు కావాలనే కాంక్ష, అధర్మపు కాంక్ష దుర్యోధనుల్లో ఉందనడానికి ఇదే పెద్ద నిదర్శనం. మనం యుధిష్ఠిరుని అర్జున్ని బంధించేస్తే ఈ భూమిని ఇంకా నేనే పరిపాలించవచ్చు అని తన యొక్క సోదరులతో చెప్పి దానికోసం ఎదురు చూస్తున్నట్ట. దానికి ఒక ఏర్పాటు చేశాడు. అదేమిటంటే గంగా తీరంలో మనందరం కూడా వినోదంగా విహరించి అక్కడ ఆడుకుందాం అన్నారు. దీనికి ఉదక క్రీడనము అంటారు ఇక్కడ, అంటే నీటిలో ఆడుకోవడం. అది కూడా ఆటల్లో ఒక భాగం. ఉదక క్రీడ అనేది గంగాతీరంలో చేద్దామని చెప్పగానే మొత్తం భటులు అందరి చేత గుడారాలు అన్నీ ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళి అందరూ ఆడుకుంటూ తిరుగుతున్నారు, మంచి మంచి భోజన పదార్థాలు వండారు. పైగా చాలా ప్రేమగా ఆ రోజు భీముడికి భోజనం పెట్టాడు దుర్యోధనుడు. ఆ ప్రేమ చూసేది భీముడు ఆశ్చర్యపోయాడు, ఇలాంటి ప్రేమ ఎప్పుడు చూడలేదయ్యా బాబు అని. ఇంకా తిను అని పెట్టాట, దాంట్లో కాలకూట విషాన్ని కలిపాడు దుర్యోధనుడు. ఇక్కడి నుంచి పరిశీలిస్తే దుర్యోధన భక్తులకు చాలామందికి పాఠం ఇక్కడి నుంచే తెలుసుకోవాలండి. ఎందుకంటే ఇప్పటికీ కూడా దుర్యోధనుడి పక్షాన కౌరవుల పక్షాన మాట్లాడుతూ పాండవుల్ని అవహేళన చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి విమర్శలు గతంలో చేశారు, వాళ్ళకి సమాధానాలు పండితులు చెప్పారు. కానీ పండితులు సమాధానాలు చెప్పినా సమాధానాలు చదవకుండా మళ్ళీ రాక్షస బుద్ధులు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఆ పుస్తకాలుగా వస్తూనే ఉన్నాయి, మనకు సందేహాలు కలుగుతూనే ఉన్నాయి. ఎందుకయ్యే ఇంత ఉన్నది అంటే, కురుపాండవ యుద్ధంలో అనేక మంది మరణించారు. అందరూ వీరస్వర్గాలు అలంకరిస్తారా? కొందరు ఆ దుర్యోధన పక్షం వాళ్ళు ఎవరు మరణించారే, వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు పుట్టుంటారండి, పుట్టి ఇలాంటి పనులు చేస్తూ ఉండుంటారు. ఏం చేస్తాం? కనుకనే ఈ విషయంలో అలాంటి బుద్ధులు గోచరిస్తుంటాయి మనకి. కానీ దుర్యోధనుడు పుట్టుకు నుంచి అంత విషపు బుద్ధో చూడండి. ఇక్కడ ఆ కాలకూట విషయాన్ని పెట్టారు. పైగా ఆ కాలకూట విషయం పెట్టి అతన్ని బంధించి నీటిలో పడేసేట, ఎవరి లేని సమయంలో ఇవన్నీ ఎవరికీ తెలియదు. ఆ నీటిలో పడవేసిన తర్వాత అందులో భయంకరమైన సర్పాలు ఉన్నాయి లోపలికి వెళుతున్న కొద్దీ. ఆ సర్పములు కాటు వేసే భీముని, అయితే లోపల ఉన్నది స్థావర విషం. ఇప్పుడు ఇవి కాటు వేసేవి జంగమ విషం అనే శబ్దం వేశాడు. అవి కదులుతున్న సర్పములు ఎప్పుడైతే కాటు వేసాయో జంగమ విషం లోపలికి వెళ్ళిందిట. ఆ లోపలికి వెళ్ళినటువంటి జంగమ విషం ఆ లోపల ఉన్న కాలకూట విషయాన్ని విరిచేసింది. దానితో అతనికి తిరిగి ఆ విషం పనిచేయకుండా అయింది కాలకూట విషం. పైగా కాటు వేస్తే పోని కూర దిగిందా అంటే, నెత్తురైతే ఎక్కిందిగా, నెత్తిట్లోకి విషం వెళ్ళిందే తప్ప అతడి శరీరాన్ని చీల్చలేకపోయిందిట వాటి కూరలు. అంత దృఢమైనటువంటి శరీరం భీమునిది. పైగా అతడి మెలకు వచ్చింది. మెలకు వరగానే తన కాటు వేస్తున్న సర్పాలను చూశాడు, వెంటనే చేత్తో విదిలించి కొట్టేట. ఆ సర్పాలను కొన్ని కాళ్ళతో తొక్కిపెట్టాడు. అలాగే సర్పాలు తన చుట్టుముట్టిన సర్పాలంటే ఎప్పుడైతే కూలదోస్తూ నశింపజేస్తున్నాడో, మిగిలినటువంటి సర్పములు రక్షించి రక్షించని తిన్నగా నాగరాజు అని వాసుకు దగ్గరికి వెళ్ళాయి. ఆ వాసుకు చూశాడు ఇదేదో ఆశ్చర్యంగా ఉంది అని కొందరు సర్ప ప్రముఖులతో వచ్చాట ఈ పిల్లవాడి దగ్గరికి. ఆ సర్ప ప్రముఖుల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఆర్యకుడు. నాగజాతి చాలా విశేషమండి. దీని గురించి తెలియాలంటే భారతం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, భారతంలో నాగజాతి ఇవి దివ్యనాగములు. ఈ దివ్యనాగములు భూమి యందు సంచరిస్తూ ఉంటాయి, దివ్యందు కూడా ఉంటాయి. అందుకే నమస్తే అస్తు సర్పేభ్యో ఏకేచ పృథివీమను ఏ అంతరిక్షే ఏ దివి తేభ్యో సర్పేభ్యో నమః అని సర్పమంత్రములు ఉన్నాయి. ఈ సర్పజాతి విశేషాలు చాలా ఉన్నాయి. మాకెప్పుడు కనబడలేదంటే మనం కనబడకుండా ఉండడం కోసం, మనకు కనబడకుండా ఉండడం కోసం సర్పాలు ఎప్పుడు కోరుకుంటూ ఉంటాయట. దివ్య సర్పాలు చాలా ఉంటాయి, వాటి ప్రభావాలు అనేది ఉంటాయి. అసలు భారతం ప్రారంభమే చాలా ఆశ్చర్యకరమైన అంశము. ఈ మధ్య రాంచీలో ఒక 5 పడగల సర్పము బంగారు రంగుతో మెరుస్తూ ఒక అరణ్య పక్కన వెళ్ళిపోతుంటే ఎవడికో ఒక ఫోటో కందిందండి, ఒక ఆశ్చర్యకరమైన అంశం. కానీ లేవనడానికి లేదు, మనం తిరుగుతున్న నగరాల్లో కనపడట్లేదు కనుక మనకు అనుభవానికి రానంత మాత్రాన సూక్ష్మ ప్రపంచం లేదు అనుకోవడానికి లేదండి, కావలసినంత ఉంది. మొత్తానికి దివ్యమైన సర్పజాతుల్లో ఈ ఆర్యకుడు అనేవాడున్నాడే, అతడు కుంతీదేవికి తండ్రి అయిన సూరసేనుడికి మాతామహుడు. మాతామహుడు అంటే తెలిసిన విషయమే కదా, తల్లిగారి తండ్రి అంటే సూరసేనుడికి మాతామహుడు. కనుకనే మాకు చెందినటువంటి వాడు వీడయ్యా అని పోల్చుకున్నట్టు ఆయన. వెంటనే భీముడికి మంచి మర్యాద జరిగింది, చక్కటి విందులు మొదలైనవి ఇస్తూ ఆనందింపజేసేట. ఇప్పుడు ఈ లోపల అక్కడ ఉన్నటువంటి యుధిష్ఠిరుడు వీళ్ళందరూ భీముడు కనబడలేదే అనుకుంటున్నారు. మనకంటే ముందే వెళ్ళిపోయాడేమో ఇంటికని వెళ్ళేట, వెళితే ఇంట్లో లేడు, కుంతితో చెప్పాడు యుధిష్ఠిరుడు బాధపడుతూ. అప్పుడు కుంతి పిల్లవాడికి ఏమైందా అని అన్ని చోట్ల వెతికించిందిట, కనబడలేదు. అప్పుడు విదురునితో చెప్పుకుంది. విదురుడు అప్పుడు భావన చేసి, ఇది ఏదో జరగరానిది ఏదో జరిగింది కానీ నువ్వు బయటపడకు, ఒక్కటి మాత్రం చెప్తున్నాను, నీ పిల్లల్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు, వాళ్ళు చాలా గొప్ప జీవితాలు కలిగినటువంటి వారు కనుక క్షేమంగా భీమసేనుడు వస్తాడు, ఈ లోపల ఎక్కడున్నాడు ఏమిటో ఆచూకీ తెలిసిన ప్రయత్నం నేను చేస్తాను అని. ఇలా 7 రోజులు గడిచిపోయిందండి. ఇక్కడ ఈయనకి నాగలోకంలో అన్ని మర్యాదలు. ఒక అద్భుతమైనటువంటి రసాయనం ఒకటి ఇచ్చేట వాళ్ళు. ఈ రసాయనంగానే పానం చేస్తే 10,000 ఏనుగుల బలం లభిస్తుంది. చూసారా, దుర్మార్గుడు ద్రోహం చేసినా అది సన్మార్గుడికి లాభం అవుతుంది అని దీన్ని బట్టి తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. ఇక్కడ దుర్యోధనుడు ఎంత చక్కగా మరింత బలమిచ్చి పంపిస్తున్నాడో చూడండి. ఇక్కడ మొత్తానికి ఆ రసాయనం పానం చేయగానే ఒక్క గుక్కలో కుండెడు రసం తాగేట మహానుభావుడు. నాగాయుత బలుడయ్యాడు. అటుపై వివిధములైనటువంటి శక్తులను కూడా అతనికి అందజేశారు. భీముడు క్రమంగా ఒక సర్పము వెలికి తీసుకొచ్చింది ఆయన్ని. అప్పుడు భీముడు తిన్నగా కుంతి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పేట. అప్పుడు యుధిష్ఠిరుడు పక్కకు వెలిసి, జరిగింది నీ మనస్సులోనూ పెట్టుకోగాని ఎవ్వరికి చెప్పకు అని చెప్పాడు. ఇది యుధిష్ఠిరుని యొక్క గొప్పతనం. ఎందుకంటే సౌమనస్యంతో అంతా పరిష్కరిద్దామని, ఎందుకంటే ఈ గొడవలన్నీ ఈ వయస్సులో ఉంటాయి, తర్వాత అందరం కలుస్తాం, అందుకే నువ్వు ఎవరికి చెప్పక సుమా అని. విదురుడు కూడా ఈ మాటకు చాలా సంతోషించాడు, కుంతి కూడా మౌనం వహించింది. ఇలా కాలం గడుస్తోంది. క్రమంగా వీళ్ళందరూ అన్ని విద్యల్లో శిక్షితులవుతున్నారట. వాళ్ళకి విద్య నేర్పిన వాడు ఎవడయ్యా అంటే కృపాచార్యుడు. ఇతని పుట్టుక చాలా విశేషమైనటువంటి పుట్టుక. గౌతమ వంశానికి చెందిన శరద్వత్ గౌతముడు అనేటువంటి మహర్షి, ఆయన యొక్క పుత్రుడు ఈ కృప అని చెప్పబడేవాడు. ఈ పుత్రుడు ఎలా కలిగాడంటే, మహర్షి కనుక మహర్షి యొక్క తేజస్సు అరణ్యమునందు ఒక దర్భ పొదలు కలిగిందిట. అది ఆ తేజస్సు రెండు రూపాలు ధరించింది, ఒక స్త్రీ రూపం పురుష రూపం. వాళ్ళు పిల్లలు పెరిగి ఆడుకుంటూ ఉంటే అటువైపు వెళ్ళినటువంటి శంతను చక్రవర్తి ఆ పిల్లల్ని తీసుకొచ్చాడు. ఎవరో వీళ్ళు ఎవరు దిక్కుముక్కు లేకుండా ఉన్నారని తీసుకొచ్చి తాను పెంచేట వాళ్ళిద్దరిని తన పిల్లల వలె పెంచాడు. అయితే కృపతో పెంచాడు గనక కృప అని పేరు పుత్రుడికి పెట్టాడు, కృపి అని పేరు ఆమెకు పెట్టాడు. కృపి కృప ఈ పేర్లు పెట్టి శంతనుడు తన బిడ్డల వలనే పెంచేట. ఏనాడో పాండవుల కంటే పూర్వం ఎప్పుడో కథ ఇది. ఆనాడు ధృతరాష్ట్రుడు మన పాండురాజు అక్కడికంటే ముందున్నటువంటి కథ కదా. మరి శంతన చక్రవర్తి తెచ్చాడని ఎప్పటి కథ ఇది. అంటే పాండవులు వచ్చే టైం సమయానికి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు దీన్ని బట్టి మనం ఆలోచించుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ పిల్లలు పెరుగుతున్నారనే విషయం దివ్య దృష్టితో శరద్వత్ గౌతముడు తెలుసుకున్నాడు. ఎందుకంటే స్త్రీ అపేక్ష లేకుండా కలిగిన సంతానం అది, ఒక దివ్య సంతానం. ఇలాంటి సంతానాలు అనేక పురాణాల్లో కనబడుతుంటాయండి. ఒకటో రెండో అంటే కల్పనను తోసిపుచ్చవచ్చు, కానీ ఈ పుట్టుకలు చాలా చిత్రంగా ఉంటాయి ఇవన్నీ. ఎందుకంటే అతడు మహర్షి తపస్సంపన్నుడు, అది మర్చిపోవద్దు. దీని గురించి మరింత వివరణ మరొక సందర్భంలో మనం తెలుసుకుంటాం. ఒక మహా జనన గాథ ఒకటి ఉంది, మనం వినబోతాం. అది వచ్చినప్పుడు ఇంకా శాస్త్ర ప్రమాణాలతో, వేద ప్రమాణాలతో, ఉపనిషత్ ప్రమాణాలతో అక్కడ మనం తెలుసుకోవచ్చు ఇలాంటి పుట్టుకల గురించి. మొత్తానికి శరద్వత్ గౌతముడు తన సంతానం అక్కడ పెరుగుతున్నానని తెలిసి సంతోషించేట. ఎందుకంటే తల్లి లేకుండా ఉన్న పిల్లల్ని కనిపెట్టుకుని కాచాలి అంటే ఋషి జీవనమైన తనకు సాధ్యం కాదు. మొత్తాన్ని చక్కని చోట ఉన్నారు అని తెలుసుకుని ఆయన రహస్యముగా వాళ్ళ దగ్గరికి వచ్చి తమ గోత్రమును వాటిని వివరించి, మీరు గౌతమ సుగోత్రీకులు అని వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి దివ్యములైన అస్త్ర విద్యలని నేర్పాడు తండ్రి. శరద్వత్ గౌతముడు గొప్ప అస్త్ర విద్యా సంపన్నుడు. అతడి ద్వారా ఈ కృపుడు మొత్తం అస్త్ర విద్యలు నేర్చుకుని అక్కడి నుంచి ఆ వంశీకులకి తాను విద్యలు నేర్పుతూ ఉన్నాడు అతను. ఇది కృపాచార్యుడు అయిన వైనం. కృపుడు కృపాచార్యుడు ఎలా అయ్యాడో చెప్పుకుంటున్నారు. ఆయన వద్ద ఈ విద్యలన్నీ నేర్చుకున్నారు ఇప్పుడు పాండవులు. ఇలా తపస్సంపన్నులైనటువంటి కృపాచార్యుల విద్య నేర్చుకున్నటువంటి మహానుభావునికి తర్వాత మరొక గురువు వస్తున్నారు. ఈ గురువు కూడా ఎప్పటివాడో. మన కథ ఇప్పుడు వీళ్ళు గురువులు అవుతున్నారు కనుక మనం తెలుసుకుంటున్నాం, కానీ వీరి వృత్తాంతాలు శంతను చక్రవర్తి కాలం నాటివి. ప్రధానంగా భరద్వాజ మహర్షి తపస్సు చేత ఒక కుండయందు కలిగినటువంటి సంతానము ద్రోణాచార్యుడు. ఇతడు సామాన్యుడు కాడు, ఇతడు మహర్షి సంతానమే. ఈ భరద్వాజుని ద్వారా అగ్నివేశుడు అనేటువంటి ఒక మహర్షి వద్ద దివ్యాస్త్రములన్నీ సంపాదించాడు ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు బృహస్పతి అంశానమని చెప్పుకున్నా. అలాంటి ద్రోణాచార్యుడిని ఈ కృపుకి ఇచ్చి వివాహం చేయించాడు శరద్వత్ గౌతముడు. కానీ కృపుని వివాహమాడాడు ద్రోణాచార్యుడు. ఈ ద్రోణాచార్యునికి కృపికి కలిగినటువంటి సంతానం పుట్టగానే అశ్వము వలె శకిలించిందిట అది. అందుకే అశ్వత్థామ అని పేరు పెట్టారు కృపికి, ద్రోణాచార్యుడికి కలిగినటువంటి సంతానం. అయితే ఈ ద్రోణుడికి ద్రుపదుడనే చక్రవర్తి మీద ఒక ద్వేషం ఉన్నది. ఇదేమిటంటే, ద్రోణుడు దారిద్ర్యంలో ఉండేవాట మొట్టమొదట. ఎన్ని అస్త్ర సంపదలున్నా విద్య విద్యే, దరిద్రం దరిద్రమే. విద్యావంతులకు అందరికీ సంపద రావాలని ఉందా ఏమిటి? ఇతను దరిద్రంలో ఉండేవాడు. అయితే ఈ దరిద్రం పోగొట్టుకోవడానికి రాజాశ్రయం కావాల్సిందే. ఏ రాజును ఆశ్రయించాలని ఆలోచించాడు ఆయన. అయితే తాను చదువుకుంటున్నటువంటి రోజుల్లో పురుషితుడు అనేటువంటి రాజు యొక్క పుత్రుడు ఉన్నాడు, అతనే ద్రుపదుడు. ఆయనకు అసలు పేరు యజ్ఞసేనుడు అని. ఆ యజ్ఞసేనుడు ఈయన కలిసి చదువుకున్నారు. అతడు క్షత్రియుడు, ఇతడు విప్రుడు. ఈ చదువుకుంటున్న రోజుల్లో చాలా స్నేహంగా ఉంటూ, మనం ఎప్పుడూ మన స్నేహం కలిసి ఉండుగాక, మన పెద్దవాళ్ళమైనా కలిసి ఉందాం ఇలా చెప్పుకున్నట్ట. ఇప్పుడు ఈ దారిద్ర్య దశలో స్నేహితుడు గుర్తొచ్చాడండి. ఆ స్నేహితుడు గుర్తు వచ్చి బాల్య స్నేహాన్ని గుర్తు తెచ్చుకుని అక్కడ పిల్లలకు పాలు ఇద్దామంటే గోవులు కూడా లేని స్థితిలో ఉన్నట్ట ద్రోణుడు. ఆఖరికి పాలు కావాలని పిల్లవాడు ఏడిస్తే పిండి నీళ్లు కలిపి ఇచ్చి పాలను సర్ది చెప్పారట. అలాంటి దుర్భరమైన పరిస్థితి ద్రోణునికి. అందుకే దారిద్ర్యం పోగొట్టుకోవడానికి ద్రుపదుని వద్దకు వెళ్ళాడు. అప్పుడు ద్రుపదుడితో, నేను నీకు స్నేహితుణ్ణి, నన్ను నువ్వు ఆదుకోవాలి అని అంటే ద్రుపదుడు అవమానించి పంపిస్తాడు. స్నేహం అనేది సమస్థితిలో ఉన్నప్పుడు జరుగుతుందయ్యా, అప్పుడు నువ్వు నేను కలిసి చదువుకున్నాం కనుక స్నేహితులం, ఇప్పుడు నేను రాజుని నువ్వు దరిద్రుడివి, నీకు నాకు స్నేహం ఏంటి పో అన్నట్ట. చూసారా, పాత స్నేహాన్ని గుర్తు చేస్తే ఆదరించడానికి ఆయన కృష్ణ పరమాత్మ ఆ మహానుభావుడు అమాని మానదో మాన్య. ఒక్కసారి దీనికి విరుద్ధమైన ఆ వ్యక్తిత్వాన్ని చూడండి. ఇక్కడ మొత్తానికి ఎప్పుడైతే అవమానం జరిగిందో, పైగా ఇంత విద్య నేర్చుకున్న శస్త్రాస్త్ర సంపన్నుడైనటువంటి మహాత్మను అవమానించేటప్పుడో తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక ఎలాగైనా తన్ని దెబ్బతీయాలనుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, ఆ కృపి యొక్క అన్నగారైనటువంటి కృపాచార్యుని వద్దకు వచ్చి వాళ్ళ ఇంట్లో ఉంటూ ఉన్నట్టు ఏమీ ఎరక్కుండా అక్కడ ఆశ్రయం పొంది ఉన్నాడు. మనస్సులో మాత్రం సంకల్పం అనేది ఉంది ఆయన మహానుభావుడికి. ఈ ఆడుకుంటున్న పిల్లలందరూ ఒకసారి బంతితో ఆడుతూ ఉంటే అది అక్కడ నూతిలో పడింది, నీళ్లు లేని నూతిలో. అది ఎలా తీయాలని ఆలోచిస్తూ ఉంటే ఈయన కనబడ్డాడు. అక్కడ ఏం జరిగిందని అడిగాడు. నూతిలో అది పడిందంటే, అది నేను ఉపాయంతో తీస్తాను, నాకేమిస్తారని, మేము కృపాచారం అడుగుతాం, మీకేం కావాలన్నా చేయిస్తామండి అన్నాడు. అప్పుడు తన ఉంగరాన్ని కూడా అందులో వేసేటండి ద్రోణుడు. వేసి కొన్ని దర్భలు పిడికిట్లో పడి మంత్రించాడు. దర్భలు అదేవిధంగా శరములు అంటే దర్భలు అని చెప్పుకోవచ్చు, బాణములు అని చెప్పవచ్చు. వాటిని మంత్రించి వేసేట, అస్త్రముగా చేశాడు. శస్త్రం వేరు, అస్త్రం వేరు. ఇది బాగా అర్థమైతే తర్వాత కథలన్నీ మనకు అర్థమవుతాయి. కేవలం విలువిద్య అనగానే బాణాలు వేసి కొట్టడం మాత్రమే కాదండి, మంత్రములు కూడా ప్రయోగిస్తారు, మంత్ర విద్యలు. అందుకే శస్త్ర అస్త్ర రెండు విద్యలు తెలియాలి. ఇక్కడ తాను అది వేసి ఒక బాణానికి ఒక బాణం అంటుకునేలా చేసేట, ముందు ఆ బంతి మీద గుచ్చాడు, దానితో మరొక బాణాన్ని ఇలా అనుసంధానం చేసి రెండింటిని వెలికి తీసుకొచ్చాడు. అది చూసి వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయిన తర్వాత ఇలాంటి విద్యలన్నీ మనకు నేర్చుకోవాలని ఉంది అంటే ఈ విషయం అప్పుడు భీష్మాచార్యుల వారికి తెలియగానే ఆ భీష్ముడు ద్రోణాచార్యుని యొక్క అస్త్ర సంపదకి చాలా సంతోషించి ఆ ద్రోణాచార్యుని వద్ద శిక్షణలో పెట్టాడు. ఇక్కడ ఇలా ద్రోణాచార్యునికి శిష్యులయ్యారు మహానుభావులు. దీన్ని బట్టి ద్రోణుడికి ఎంత గొప్ప స్థానం లభించింది ఇప్పుడు, భీష్మాచార్యుల వారు ఎంపిక చేశారు. కానీ ద్రోణుడికి మాత్రం లోపల ద్రుపదునిపై ప్రతీకార వాంఛ అలాగే ఉన్నది, అది తెచ్చుకోవడం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఈ కురుపాండవులు ఉభయులు కూడా విద్యాభ్యాసాన్ని చక్కగా చేస్తున్న దశలో ముఖ్యంగా మహానుభావుడైనటువంటి అర్జునుని యొక్క ఏకాగ్రత ప్రతిభ ఆశ్చర్యం కలిగించే మహానుభావుడికి ద్రోణునికి. అందరూ ఒక ఎత్తు, అర్జునుడు ఒక ఎత్తు. ఈ ప్రేమను కలిగేది ద్రోణాచార్యుడికి, ప్రేమ కలగడానికి పక్షపాతం కలగడానికి కారణమేమిటి, ఇదొకటి ఆలోచించాలి కదా. అర్జునుడిపై ఎందుకు పక్షపాతం, ఇది తెలియాలి. పక్షపాత దృష్టి గురువుకు ఉండదండి, కానీ ఒక ప్రతిభాశాలి ఎంత చెప్తే అంత గ్రహించగలిగేవాడిపై ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉండడం గురువుకి సహజమే. పైగా అర్జునుడిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి, ముఖ్యంగా విద్యార్థులండి. అర్జునుడి దగ్గర తెలుసుకోవాలి ఏమి ఏకాగ్రత మహానుభావుడికి. పైగా అశ్వత్థామకి అందరికంటే కొంచెం ఎక్కువ విద్య చెప్పాలని మాటిమాటికి జాగ్రత్త పడుతున్నట్టే, కొడుకంటే ప్రేమ ఉంటుంది, అది ఒప్పుకోవలసిందే ద్రోణుడికి. అందుకు మీరు వెళ్ళి నీళ్లు తీసుకురండి అని కుండలిచ్చి పంపించేవట శిష్యుల్ని. వాళ్ళు వెళ్లే లోపల అశ్వత్థామకి ఏదో గొప్ప విద్య నేర్పేద్దామని. చూడండి ఇక్కడ ఆ కొద్ది సమయంలో, ఎందుకంటే ఈయన దగ్గర విద్య నేర్చుకుంటున్న వారు కౌరవులు పాండవులే కాదు, ఆనాటి అనేక రాజవంశాలు వాళ్ళు వచ్చి విద్య నేర్చుకున్నారు. అందులోనే సూతపుత్రుడైనటువంటి రాధేయుడు కూడా ఆ సమయంలోనే వీళ్లతో పాటు విద్యలు నేర్చుకుంటున్నాడు ద్రోణుడి గురుకులంలో. ఇది తెలుసుకోవాల్సిన ఒక అంశం. ద్రోణుడి గురుకుల ప్రాంతం ఏదయ్యంటే డెహ్రాడూన్ అనేటువంటిదని పెద్దలు తేల్చి చెప్పారు మనకి. ద్రోణాచార్యుని యొక్క గురుకులం, అక్కడ విద్యలన్నీ నేర్చుకుంటున్నారు మొత్తం. ఆనాటి ఉత్తమ క్షత్రియులు మొదలైనటువంటి వారందరూ, సూతుడు కూడా, సూతపుత్రుడైనటువంటి కర్ణుడు కూడా అక్కడ విద్య నేర్చుకుంటున్నాడు. అయినప్పటికీ ఈయన మీదే ప్రేమట, అర్జునుడి మీద. ఎందుకంటే అశ్వత్థామపై ప్రత్యేక ప్రేమ అందరికంటే చూపించిన సందర్భాలు ఉన్నాయి, అనేకం ఉన్నాయి. ఎందుకంటే తన కొడుకు అందరికంటే గొప్పవాడు కావాలనుకుంటాడు, ఆయన కూడా సామాన్యుడు కాడు అశ్వత్థామ, ఇంత చెప్తే అంత గ్రహించగలిగిన వాడు. అందుకే వీళ్ళందరినీ నీళ్లు తీసుకురా అని పంపిస్తూ ఈయనకో విద్య నేర్పేవాట. అది గమనించాడు అర్జునుడు. ఎలాగైనా గురువు దగ్గర అన్నీ నేర్చుకోవాలని వాళ్ళు నీళ్లకు వెళ్ళినప్పుడు ఈయన వారణాస్త్రంతో నీళ్లు తెచ్చిపెట్టి అక్కడే కూర్చునేవాటండి. అక్కడ నేను తెచ్చాను కదా అని అది చూసాడు. ఇతనికి ఎంత పట్టుదలరా బాబు అని. పైగా రాత్రిపూట చీకట్లో భోజనం చేస్తూ ఉన్న సమయంలో, అంటే అక్కడ వెలుగుండేది, ఒకసారి హఠాత్తుగా ఆరింది చీకటి, భోజనం చేస్తున్నాడు. అప్పుడు అర్జునుడికి ఒక మాట వచ్చింది, కన్ను పొడుచుకున్నా కానరా అని. చీకట్లో భోజనం చేస్తున్నప్పుడు ఎందులోకి అన్నం పంపాలనేది ఎలా తెలిసింది అంటే అభ్యాసం. అక్కడ పాత్రను చూడడం, పట్టుకోవడం అభ్యాసం వల్ల అక్కడ అన్నం ఉందని ఇక్కడ వెళ్ళాలని తెలుస్తుంది. కనుక అభ్యాసం చేస్తే గురు సిద్ధిస్తుంది చూడకపోయినా అని ఆలోచన చేసి అర్ధరాత్రి పూట ఆయన ఆ రాత్రి వేళల్లో చీకట్లో సాధన చేసేవట. ఇది గమనించాడు ద్రోణుడు. ఏమిటయ్యే ఏకాగ్రత? పైగా ఎవరెవరు ఎంతవరకు ఉత్తీర్ణులయ్యారో పరిశీలించడానికి ఆయన ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో ఒక చెట్టుపై గద్ద ఉన్నది, ఆ గద్దను కొట్టాలి మీరు అన్నారు. ఒక్కొక్కరు లక్ష్యం పెట్టినప్పుడు ధర్మరాజుని అడిగట్ట, నీకేం కనబడుతోంది అంటే, నేను కనబడుతున్నానా అని అడిగట్ట. కనబడుతున్నారు అని. మొత్తం చుట్టూ ఉన్న వాళ్ళు కనబడుతున్నారా? సంతోషం. చెట్టు కనబడుతుందా, గద్ద కనబడుతుందా? మరీ సంతోషం. అయితే ఇన్ని కనబడుతున్నాయి కనుక నువ్వు అయోగ్యుడు వెళ్ళిపో అని చెప్పాడు. ఇక్కడ ఒక్కొక్కరు వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరు. ఏమిటా పరీక్ష అనేది ఎవరికి అర్థం కాలేదు. అర్జునుడు నొక్కని పెట్టేట, నీకేం కనబడుతుంది? గద్ద కనబడుతుందా? గద్ద మాత్రమే కనబడుతుంది అన్నాడు. ఆ గద్ద ఎలా ఉంది, దాని ఒళ్ళంతా ఎలా ఉంది, ఒళ్ళంతా నాకు తెలియట్లేదు, కొట్టాల్సిన తల మాత్రమే కనబడుతుంది అన్నాడు. అయితే నువ్వు మాత్రమే గొప్పవాడివయ్యా అన్నట్ట. లక్ష్యసిద్ధి అండి. ఇది వింటే ఒక చిన్న విషయం గుర్తొస్తుంది లక్ష్యసిద్ధి గురించి. స్వామి వివేకానంద ఒకప్పుడు విదేశంలో వెళుతూ ఉండగా కొంతమంది ఆకతాయి కుర్రవాళ్ళు అక్కడ ఒక చేపని వాళ్ళు షూట్ చేస్తున్నారు పట్టుకోవడానికి. ఆ పట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఎన్ని రకాలు గుళ్ళు కొడుతున్నా దెబ్బలు తగలట్లేదుట. వెంటనే వివేకానంద చూసి నవ్వేట, నవ్వుతున్నావు నువ్వు చేయగలవా అంటే ప్రయత్నిస్తానంటే ఆయనకి ఇచ్చేట గన్ని ఒకే దెబ్బ కొట్టేటండి. ఎలా కొట్టగలుగో, నీకు ప్రాక్టీస్ ఉందా, ఏమీ లేదు, ఏకాగ్రత ఉందని చెప్పాడు మహానుభావుడు. తెలుసుకో ఏకాగ్రత అనేది ఎంత గొప్ప విషయం. ఇక్కడ అలాంటి వివేకానంద మొదలైన వాటికి స్ఫూర్తి వేటి వల్ల లభించింది? ఆయన అడగండి, చెప్తాడు రామాయణ భారతాల వల్లనే, అందరి సందేహం లేదు. మన గ్రంథాలు అలా తీర్చిదిద్దుతాయండి. నిన్న మొన్నటి వివేకానంద కూడా మన రామాయణ భారతాల వల్ల తీర్చిదిద్దబడ్డాడు. అందుకు పిల్లలు అనేక రకాలుగా ఏకాగ్రంగా తీర్చిదిద్దబడాలి అంటే ఎలాంటి దృష్టి ఉండాలో నేర్పండి. ఇక్కడ అది అర్జునుడి యొక్క గొప్పతనం. అందుకు మహాప్రీతి కలిగింది. అంతేకాదు రకరకాల పరీక్షలు పెట్టాడు ద్రోణుడు. ఒకసారి నీటిలో ఉంటూ మొసలు పట్టిందని ఏడ్చాడు. నిజంగా మొసలు పట్టింది ఆయన్ని. ఆ మొసల్ని తానే వదిలించుకోగల ద్రోణుడు, కానీ మొసలు పట్టిందని ఏడవగానే అందరూ ఏం చేయాలో తెలియదు, లబోదిబో అంటున్నట్ట. ఈ మహానుభావుడు మాత్రం వెంటనే తెలివిగా ఆలోచించి తన బాణములు ప్రయోగించి మొసల్ని సంబంధించి గురువుని కాపాడాడు. వెంటనే సంతోషించి ఒక ప్రతిజ్ఞ చేశాడు మహానుభావుడు. ఇప్పటి వరకు గమనించిన వాటిలే, ప్రయతిష్యే తథాకర్తుం యథా నాణ్యో ధనుర్ధరః త్వత్సమో భవితాలోకే సత్యమే తద్బ్రవీమితి. ఆ ప్రతిజ్ఞ ఏమిటంటే, ధనుర్విద్యలో నీతో సమానంగా ఏ ఒక్కరూ ఉండరు, నిన్ను మించిన వాడెవడు ఉండడు, ఇలా నిన్ను తీర్చిదిద్దడానికి నేను అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాను, ఇది సత్య శపథము అన్నాడు. ఇక్కడ ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ చేసినప్పుడు కాపాడుకోవాలిగా లేదా అసత్య దోషం వస్తుంది, గుర్తుపెట్టుకోవాల్సినది. అటు తర్వాత చాలా సంతోషించాడు అర్జునుడు. ఇలా కొంతకాలం గడిచింది. అప్పుడు అందరూ కలిసి వేటకు వెళ్ళారట అడవిలోకి. ఇదొకట వాళ్ళ శిక్షణలో భాగం. ఆ వెళ్ళినప్పుడు ఒక చోటకు వాళ్ళు చేరగానే వీళ్ళ వేట కుక్క ఎటో పోయి మళ్ళీ వచ్చేటప్పటికల్లా వేట కుక్క నోటికి కొన్ని బాణాలు గుచ్చుకున్నాను, 7 బాణాలు గుచ్చుకున్నాయట. ఎవరు ఇలా బాణాలు వేసిన వారు, ఆశ్చర్యమే అంటూ ఆ వేట కుక్క సూచించిన మార్గం ప్రకారం వెళ్ళేటప్పటికల్లా అక్కడ ఒక ఆయన కనబడ్డాడు. ఆయనే ఏకలవ్యుడు. ఏకలవ్యుడిని చూశారు. ఇంత బాణాలు వేసినవాడు నువ్వేనా అంటే నేనే అని చెప్పాట. నీకు ఇంత శక్తి ఎలా వచ్చిందో మా గురువుగారి ద్వారా అన్నట్ట. ఎవరో గురువు అంటే ఒక మట్టి బొమ్మను చూపించారు ఈయన వల్ల అన్నాడు. ఆ మట్టి బొమ్మ ఎవరు, ద్రోణాచార్యుడు. కాబట్టి నేను ద్రోణాచార్యుడి శిష్యుడిని అన్నట్ట. ద్రోణాచార్యుడి శిష్యుడు అనగానే ఇప్పుడు చూపించిన పరాక్రమం సామాన్యం కాదు, ఆ విధంగా వెయ్యగలగడం సామాన్యం కాదు. ఇతరెవడో బాగా విలువిద్యలో శిక్షణ పొందుతున్నాడు. అర్జున్ని మించిపోయాడని చెప్పడానికి లేదు, కానీ మించే అవకాశం ఉంది అనిపించేటట్టున్నాడు అక్కడ. వెంటనే గురుగారి దగ్గరికి వెళ్ళాడు అర్జునుడు. మీరు నాకేం మాట ఇచ్చారండి, నన్ను మించిన వాడెవడు ఉండడని మీరు మాట చెప్పారే, అటువంటప్పుడు ఒక మించిన వాడు నాకు కనిపిస్తున్నాడు, మీరు ఒక్కసారి చూడాలి అని అంటే పద నేను వస్తానని వాళ్ళిద్దరూ వచ్చట. వచ్చి చూసేటప్పటికల్లా అతడు ఏకలవ్యుడు. ఇప్పుడు ఏకలవ్యుని వృత్తాంతం కొంచెం తెలుసుకోవాలి. ఎందుకంటే ఏకలవ్యుని వృత్తాంతాన్ని సరిగ్గా గమనించకుండా దాన్ని కూడా వర్గవైషమ్యాల కింద చేస్తున్నారు. నిజానికి ఏకలవ్యుని వృత్తాంతం ఇలా వచ్చి అలా పోతుందండి. దాన్ని తీసుకుని పెద్ద డ్రామా చేసి, దాన్ని పట్టుకుని పెద్ద కథలు తయారు చేసి, ఏకలవ్యుడికి హీరోయిన్ని పెట్టి, లేనిపోని ఇతర సద్గుణాలు కూడా ఏకలవ్యుడికి అంటగట్టి, ఇటువైపు అర్జునుడిని ఒక విలన్లా చూపిస్తూ, ద్రోణుని మరొక ప్రతినాయకుడిలా చూపిస్తూ చాలామంది సరదా పడిపోతున్నారు. యథాతథంగా దర్శించకుండా లేనిపోని మాటలన్నీ ఎందుకు? ఏకలవ్యుడు గొప్ప వీరుడే. భారతంలో కొన్ని పాత్రలు ఏ దోషమూ లేనట్లు కనబడుతుంటాయి, మంచి గుణాలు చూపిస్తాడు. అదే ప్రకారంగా వాళ్ళ దుర్గుణాలు ఉంటూ ఉంటాయి. ఎందువల్ల తెలుసా? మామూలుగా మనం కథ కల్పన కథ రాసామనుకోండి, ఒక దుర్మార్గుణ్ణి 100కు 100 పాళ్ళు దుర్మార్గుడిగా చిత్రించే ప్రయత్నం చేస్తాం. హీరో గారిని 100కు 100 పాళ్ళు సద్గుణాలవంతుడుగా చూపించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే పాత్ర పోషణ, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, పాత్ర పోషణ, శిల్పము, రచన అన్నీ ఉంటాయి కనుక ఒక్కొక్క పాత్రని తీర్చిదిద్దడం. అంత ఉత్తముడు గనక ఎన్నుండాలి అని నువ్వంతా ఆలోచించి పట్టాలి. ఇది కల్పన కథల్లో సహజం, కానీ ఇది జరిగిన కథ. జరిగిన కథలో దుర్గుణాలన్నీ కలిసిన వాడు కానీ సుగుణాలన్నీ కలిసిపోయి ఉన్నవాడు కానీ లోపంలో ఉండడండి. ఏదో కొన్ని లోపాలు ఉంటూ ఉంటే ఎవరికైనా, కానీ నాలుగు సుగుణాలు కనిపించినంత మాత్రాన వాడు ఏదో గొప్పవాడు అనుకోవడానికి లేదు. ఇక్కడ ఏకలవ్యుల్లో ఒకనొక వీరత్వం ఉన్నంత మాత్రాన ఏకలవ్యుడు ఉదాత్త నాయకుడేమీ కాదు. ఇది తెలుసుకోవాల్సినది. సానుభూతి పడాల్సిన అంశంలో కొన్ని ఉండవచ్చు, కానీ దాని వెనకాల ఉన్న కారణాలు అనేక రకాలుగా చూడాలి. మనం మొదటి నుంచి ఏదో అప్పుడప్పుడు వచ్చిపోతే భారతం అర్థం కాదండి. మొదటి నుండి మనం నిచ్చెన వేసుకున్నట్టుగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటూ వెళుతున్నాం. అలా మనం పరిశీలిస్తే మొదటి రోజు ఎన్ని కోణాలు చెప్పుకున్నామో జాగ్రత్తగా తెలుసుకుని రావాల్సింది. ఇక్కడ ప్రతి దాని వెనకాల అనేక కారణాలు ఉంటూ ఉంటాయి. ఈ ఏకలవ్యుడు నిన్న మనం చెప్పుకుంటే క్రోధవశులు అనబడే రాక్షస గణాలకు చెందినటువంటి వాడు వీడు కూడా, సామాన్యుడు కాడు. ఈ ఏకలవ్యుడు వృత్తాంతం గురించి మనం ప్రస్తావన చేస్తే, ఈ ఏకలవ్యుడు హిరణ్య ధనుషుడు అనేటువంటి వాని యొక్క పుత్రుడు. తతో నిషాదరాజస్య హిరణ్య ధనుషస్సుత, నిషాదరాజు అయినటువంటి హిరణ్య ధనుషు యొక్క పుత్రుడు. అయితే ఇక్కడ తీసుకొచ్చి ఇది కూడా జాతివాదం కింద పెట్టి క్షత్రియులు తప్ప అల్పజాతీయులకు విద్యలు నేర్పలేదు అని అంటే, మరి కర్ణుడు ఎలా విద్య నేర్చుకున్నాడు? సూతపుత్రుడేగా, ఆయన విద్యాభ్యాసం కూడా చేస్తున్నాడుగా. ఏదో ఇందులో ఉన్నది. బోయలు వాళ్ళు, బోయలు ఉన్నప్పుడు పిట్టల్ని మృగాల్ని వేటాడేటువంటి వాళ్ళకి ఉత్తమమైన ధనుర్విద్య నేర్పకూడదని ఆనాటి శాస్త్రాల నియమం. ఒక శాస్త్రమే అది ఎవరికి నేర్పాలో చెప్తుంది. ఇది మామూలుగా ఇప్పుడు మనం ప్రయోగించేటువంటి గన్ షూటింగ్ కాదండి. ఇక్కడ ధనుర్విద్య, ధనుర్విద్య అంటే దాని అస్త్రములు ఉంటాయి. అస్త్రములు అంటే మంత్రములు ఉంటాయి. ఆ మంత్రములైన అస్త్రములు నేర్పాలంటే కొన్ని సంస్కారాలు కావాలి. సంస్కారాలు లేని వాళ్ళకి అస్త్ర విద్యలు నేర్పరు. పైగా పాలన బాధ్యత కలిగిన వాళ్ళకి చెప్పే విద్యలు ఆ బాధ్యత లేని వాళ్ళకి చెప్పరు. వేటగాడికి పాలకుడి విద్య ఎక్కడ నేర్పుతారనేది ఒకటి ఆలోచించండి. ఇక్కడ ఇది ఆ రోజుల్లో చెప్పాం కథ చెబుడగానే వెంటనే కుబుద్ధితో చూసి విమర్శిస్తారే కానీ, ఇక్కడ జరిగిన వృత్తాంతాన్ని జాగ్రత్తగా పరిశీలించి నేటి దేశకాల పరిస్థితుల్లో కూడా అన్వయించి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అందుకు భారతంలో పాండవులు మొదలైన వాళ్ళ మధ్య దోషము కనబడదు. అర్జునుడు ఇలా అడగడంలో దోషమేం లేదండి. అర్జునుడికి అసూయ అనడానికి లేదు. స్పర్ధయా వర్ధతే విద్య అన్నారు. ఇక్కడ విద్యలో స్పర్ధ సహజం, పోటీ సహజం. పైగా అప్పటికి అర్జునుడు ఇంకా కౌమార దశలో ఉన్నవాడే, పూర్తిగా యవ్వనం కాదు. విద్య నేర్చుకుంటున్న దశలో ఉన్నవాడికి గురువుగారు ఆ మాట అన్న తర్వాత తనను మించినట్లు కూడా కనబడుతూ ఉంటే వెళ్ళి అడగడం సహజమే. కనుక అర్జునుడి దోషమే లేదు, పక్క తీయండి. ఇక ద్రోణుడిది ఎంతమేరకు దోషం ఉంది అది ఇప్పుడు మనం తేల్చాలి. ఏకలవ్యో మహారాజా ద్రోణమభ్యాజగామహ నసతం ప్రతి జగ్రాహ నైషాదిరితి చింతయన్. ఇతడు నైషాది అంటే నిషాద జాతికి చెందినవాడు గనక ఇతడికి ధనుర్విద్య నేర్పరాదు అని అతడు శిష్యుడిగా స్వీకరించలేదు. సతు ద్రోణస్య శిరస పాదవ గృహ్య పరంతప. అప్పుడు ద్రోణ్ణి పాదాలకి నమస్కారం చేసి తిన్నగా వెళ్ళి ఆ ఏకలవ్యుడు కృత్వా ద్రోణం మహీమయం, మట్టితో ద్రోణి విగ్రహాన్ని చేసి వృత్తించ పరమామాస్థిత సదా పరయా శ్రద్ధయా యుక్తో యోగేన పరమేణ చ విమోక్షాదాన సంధానే లఘుత్వం పరమాపస. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన మరొక అంశం ఉందండి. ఎన్ని కోణాలు చూడండి. భారతంలో ఒక్క వృత్తాంతాన్ని మనం విశ్లేషించుకున్నా సమయం చాలనంత ఉంటుంది. అందులో మట్టితో ద్రోణి విగ్రహాన్ని తయారు చేసి పరమమైనటువంటి శ్రద్ధతో యోగముతో ఉన్నాడు. శ్రద్ధ అంటే అఖండ విశ్వాసం. అంతేగాని మట్టి బొమ్మ నాకు ఇస్తుందా, మట్టి బొమ్మ ద్రోణుడు అవుతాడా అని కాదు. ఇది ద్రోణుడు అనే భావాన్ని పెట్టాడు ఇక్కడ. అందుకే ఎప్పుడైనా ఒక విగ్రహమునందు కానీ వేటి యందు భావాన్ని పెట్టినప్పుడు విగ్రహంలో దేవుడు ఉండడయ్యా, భావంలో ఉంటాడని పెద్దవాళ్ళు చెప్పారు. నదేవో విద్యతే కాష్ఠే న పాషానే న మృణ్మయే భావేహి విద్యతే దేవ. భావం ప్రధానం. ఆ భావాన్ని ఒకనొక పద్ధతిలో ఆరోపిస్తాం విగ్రహాల యందు. కానీ ఇక్కడ తాను ఒక అపారమైన శ్రద్ధతో ఏకాగ్రతతో అదే గురువుని సాధన చేశాట. ఆ సాధన చేయడం వల్ల అతనికి విమోక్ష ఆదాన సంధాన అంటే ధనుస్సుని విడిచిపెట్టడం, ధనుస్సును తీసే పద్ధతి, సంధించే పద్ధతి ఇవన్నీ కూడా నేర్చుకోగలిగాడు. బాణాలని సంధించుట విడిచిపెట్టుట ఇత్యాది విద్యల్లో ప్రవీణుడయ్యాడు. విలు విద్యలో ప్రవీణుడయ్యాడు. విలు విద్య అంటే బాణప్రయోగ విద్య, ఇది తెలుసుకోవాలి. అంతేగాని మంత్ర విద్యలేమి కావండి. ఇక్కడ వీటిలో ప్రవీణుడయ్యాడు. అందుకే వేటకొక్కచునుడు బాణాలు వేశాడు. ద్రోణుడు ఇప్పుడు చూశాడు నీకు గురువు ఎవరంటే నువ్వే అని చెప్తున్నాడు. పైగా గురుదర్శనం చేసిన ఆనందం బాగా కనిపించింది. మరి వేతనం ఇవ్వకుండా విద్యలా నేర్చుకున్నావు అని అడిగాడండి. ఇక్కడ బాగా తెలుసుకోవాల్సింది. అతను గురువుగారు మీరేం దక్షిణ ఇవ్వక్కర్లేదండి అంటే అది గురువుకి దోషం తెలుసుకోండి. ఇక్కడ శిష్యుడు ధర్మం తప్పకుండా దక్షిణ ఇవ్వాలి. దక్షిణ ఇవ్వకపోతే విద్య ఫలించదు. మనకు వేతనం ఏమిచ్చావు అని అడిగట్ట. చూడండి చిన్న విషయం కాదు ఇక్కడ, వేతనం ఏమిచ్చావు, వేతనం లేకుండా విద్య నేర్చుకోకూడదు కదా. మీరు ఏది అడిగితే అది ఇస్తానని, ఏది వచ్చి అడిగాక మరి ఏది అడిగితే అది ఇస్తానన్నాడు. అయితే నీ బొటన వేలు ఇవ్వన్నట్ట. వెంటనే సందేహించకుండా ఆనందంగా బొటన వేలు ఇచ్చేటండి. అంతేగాని గురువు ఎంత మోసం చేస్తాడని ఆయన కంప్లైంట్ చేయలేదు, మనం కంప్లైంట్ చేస్తున్నాం. కానీ ఆయన వెంటనే బొటన వేలు ఇచ్చాడు. ఆ భక్తికి చూసి కరిగిపోయాడు ద్రోణుడు. సామాన్యం కాదు, ఇక్కడ మనం ఏకలవ్యుని గొప్పతనాన్ని మాత్రం స్వీకరించాలి. భారతం చదివేటప్పుడు మనం అనుకునేటువంటి విపరీత పాత్రలు, ప్రతికూల పాత్రలు ఏవైతే ఉంటే వాటిల్లో కూడా గొప్పతనాన్ని నేర్చుకుని పిల్లలకి చెప్పాలండి. ఇక్కడ ఒక బ్రతికున్న ఒక గురువుని విగ్రహమునందు భావన చేసి శ్రద్ధగా పట్టాడంటే ద్రోణుడికి తెలుసా ఏమిటి? తెలియదు. అంటే ఏకాగ్రతకి ఎంత శక్తి ఉందో చూడండి. ఇక్కడ కేవలం ఒక మానవుడిగా పుట్టినటువంటి వాడినే భావన చేసి విగ్రహంలో పట్టుకుని విద్య నేర్చుకోగలిగాడు అంటే సర్వవ్యాపకమైన భగవంతుడిని భావనతో ఒక విగ్రహమునందు పట్టుకు సాధించడంలో ఆశ్చర్యమే ఉన్నది. ఇది ఆలోచించండి. ఇక్కడ గమనించవలసిన అంశములు ఎన్నో ఉన్నాయి. అయితే ఇక్కడ ద్రోణుడిది ఎంతవరకు ధర్మము, విద్య నేర్పను అనడం ఎంతవరకు ధర్మము, బొటన వేలు అడగడం ఎంతవరకు ధర్మము, ఈ రెండు మనం చూడాలి. ద్రోణుడు ఎవరు? ఆయన ఆచార్యుడు. ఎవరికి? మొత్తం ఆనాటి క్షత్రియులకు విద్యను నేర్పిస్తున్నాడు. క్షత్రియుడు అంటే ఎవరు? ఈనాటి పద్ధతుల్లో చూడకూడదు. ఈనాడు వర్ణములు కేవలం నామమాత్రం, అది వ్యక్తిగతం, వారి వంశానికి మాత్రమే పరిమితం. ఆనాడు వర్ణ వ్యవస్థ సమాజంలో వృత్తి వ్యవస్థ రెండు కలిసి ఉండేవి. ఇది తెలుసుకోవాల్సినది. ఇక్కడ ఇందులో ఎక్కువ తక్కువలేమి లేవు, ఎవరి పనులు వారివి మాత్రమే, ఇవి ఉండేవి. పాలన చేయవలసినటువంటి బాధ్యత కలవాళ్ళకి కొన్ని సంస్కారములు ఇచ్చి వాళ్ళకి అస్త్ర విద్యలు ఇస్తారు. అస్త్ర విద్య ఇవ్వాలంటే ఉపనయన సంస్కారాలు ఉండాలి. ఆ సంస్కారములు ఏమి లేనటువంటివి నిషాద జాతులు. ఇప్పుడు తాను లేని వాళ్ళకి సంస్కారం ఇవ్వడం అశాస్త్రీయం, అది ఇవ్వరు. అందుకే ఆనాటి పద్ధతుల ప్రకారం అస్త్ర విద్య ఇవ్వాలంటే ఆ సంస్కారములకు యోగ్యత లేదు, ఇదొకటి. అంతేకాదు ఇప్పుడు కూడా మనం ఒక్కటి ఆలోచిద్దాం, డిఫెన్స్ ఉందండి మనకి, మొత్తం రక్షణ వ్యవస్థ ఉంది కదా. రక్షణ వ్యవస్థలో అనేక రకాల బాంబులు లేక ఆయుధాలు, మిస్సైల్స్ తయారు చేస్తూ ఉంటారు. అవి ఎక్కడ తయారవుతున్నాయో మనకు తెలియదు. ఎవడికో కుతూహలం పొట్టింది ఒక అడవిలో ఉన్నటువంటి వాడికి. వాడు పిట్టల్ని కొట్టేవాడు లేదా జంతువుల్ని వేటాడేవాడు. వాడు సరదాగా బయలుదేరిపోయాడు అక్కడికి. ఎక్కడికి? అవన్నీ తయారు చేసే చోట్లకి వెళ్ళిపోయి నాకు నేర్పుతారా అని అడిగాడండి. నేర్పుతారా? ఎవరు నేర్పరు. అగ్ని అనే క్షిపణి ప్రయోగింపబడింది అని మనం చూస్తామే కానీ అది ఎలా తయారు చేస్తారు ఏమిటి మనకు నేర్పుతారా? ఎవరు నేర్పరు. అవన్నీ రహస్యంగా దాచిపెడతారా లేదా? అవి బహిర్గతం చేయకూడదు. కేవలం నేర్చుకోవాలని శ్రద్ధ ఉంటే సరిపోదు, మిగిలిన ఎన్నో చూసుకోవాలి. లేకపోతే అవి నేర్పరు అంత తేలిగ్గా. అంత పటిష్టమైనటువంటి వ్యవస్థ అది. అలాగే రక్షణ కోసం ఉండవలసినటువంటి దివ్యాస్త్ర సంపదలు అన్నీ కూడా ఒక అరణ్యకుడు ఎవడో వేటగాడు ఎవడో వచ్చి అతనికి నేర్పితే దేశానికి ఏమవుతుంది? ఇది ఆలోచించాలి. ఇప్పటికీ మన పరిధులు మనకున్నాయి. ఈ కబుర్లాడి విమర్శించే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. ఒక మనకు ఆఫీసులో ఒక పెద్ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటాడు, కింద ప్యూన్ ఉంటాడు. ఏదో పార్టీ జరిగింది ఆఫీసులో, ఎవరి స్థానం వాళ్ళకు ఉంటుందా లేదా ఆలోచించండి. ఎవరి గౌరవాలు వాళ్ళకి, ఎవరి మన్నలు వాళ్ళకు ఉంటాయి. ఇవన్నీ కూడా మన ఎక్కువ తక్కువలు వైషమ్యాలు అని కాదు, సృష్టి ఉన్నంతకాలం ఇటువంటి ఎవరి స్థానములు వారికి ఉంటాయి, ఇది తెలుసుకోవాల్సింది. ఇవి తెలియక ఇవన్నీ కూడా వర్గ వైషమ్యాల కింద మనం ఇప్పుడు చూపిస్తూ ఇవేవో వాదాల కింద చెప్పడం కాదు. ఇక్కడ గ్రహించవలసిన ఇన్ని విషయములు ఉంటాయి. ఇక్కడ పైగా ఇంకొక రహస్యం ఉన్నది, గురుముఖత నేర్వని విద్యలు ఫలించవు. ఒకవేళ ఏకాగ్రత తపస్సులు చేస్తే విద్యలు వస్తే గొప్ప అవుతాయేమో, కానీ గురుముఖత ఉండాలి. ఇది చాలా ప్రధానం. కొంతమందికి పూర్వజన్మ సంస్కారములు బట్టి గొప్ప గొప్పవి భాషిస్తూ ఉంటాయి, అయినా సరే అవి విద్యలుగా స్వీకరించరాదట. గురువుల యొక్క శిక్షణ అవసరం, ఇది తెలుసుకోవాలి. అందుకే కొందరికి కలల్లో మంత్రాలు కనబడతాయటండి. ఆ మంత్రం రేపటి నుంచి చేసి వచ్చా అంటే శాస్త్రం వెంటనే చెప్పింది, పూర్వజన్మ సంస్కారం వల్ల నీ కలలో మంత్రం వినిపించవచ్చు, కానీ యోగ్యుడైన గురువుని ఆశ్రయించి నాకు ఇలా వినబడింది అని చెప్తే అప్పుడు ఆ గురువు నువ్వు యోగ్యుడు భావిస్తే ఆయన ఉపదేశిస్తే అప్పుడే చేయాలి నువ్వు మంత్రం అని చెప్పారు ఇక్కడ. అలాగా కొన్ని కొన్ని తపస్సుల వల్ల, సాధనల వల్ల కొన్ని విద్యలు భాషించవచ్చు, కానీ గురుముఖత నేర్వకపోతే అది భాషించవు, వాటి వల్ల ప్రమాదము కూడా ఏర్పడుతుంది అని చెప్పాడు. ఇది దీనికి సరిగ్గా అర్థం చేసుకోవడానికి భారతంలో అరణ్య పర్వంలో యవక్రీత వృత్తాంతం ఉందండి. ఒక కథకి మరొక కథ ఆలంబనం అర్థం చేసుకోవడానికి. యవక్రీతుడు అనేటువంటి ఒక మహాత్ముడు ఉండేవాడు. అతడు ఏ గురు శిక్షణ లేదు, ఏమీ లేదు, కానీ నిరంతరం ఏదో ఒక జపం తపం ఏకాగ్రత బాగా ఉండేదిట. దానితో అనేకములైన విద్యలు నేర్చుకున్నాడు. అతని పక్కన కొత్తగా కుర్రవాడు చేరేట ఒక గురుకులంలో, అప్పుడప్పుడు వచ్చి కబుర్లాడేవట. అతని పేరు రైభ్యుడు. చిత్రం ఏంటంటే ఆ రైభ్యునికి వేదాది విద్యలు బాగా వచ్చి ఇతను వెనకబడ్డాడు. అప్పుడు దేవతల్ని ప్రశ్నించేట, అతడికి అంత విద్యలు ఎలా వచ్చాయి, నాకంటే చిన్నవాడు, నేను ఎంతో కాలం తపస్సు చేశాను, నాకు ఏవో విద్యలు వచ్చాయి కానీ అంతగా రాణించట్లేదు నా విద్యలు, ఎందువల్ల అని అడిగితే అతనికి చెప్పిన సమాధానం ఏంటంటే, గురుముఖమున్న బడయక దుష్కర తపమున చేసి బడయగా బడు విజ్జల్ మదమును మత్సరమును గావించు ఎట్టి సాధులకైనన్. ఇది చెప్తాడు ఇక్కడ. ఇది అరణ్యపర్వంలో వస్తుంది. అందుకు ఒకదానితో కూడా ఎలా సమన్వించుకోవాలో చూడండి. గురుముఖత కాకుండా ఈ మంత్రము జపము వీటి ద్వారా గ్రహించే విద్యలు ఏవైతే ఉంటాయో అవి పరమార్థములో అంటే ప్రయోజన దశలో అవి మదాన్ని మాత్సర్యాన్ని పెంచుతాయి, లోకానికి క్షేమాన్ని భంగం చేస్తాయి. ఇది చెప్పారు ఇక్కడ. అందుకు గురుముఖత కాకుండా ఇలాంటి ట్రిక్కులతో నేర్చుకోవడం అనేది ఉన్నది. ట్రిక్ అనే చెప్పాలండి. ఇక్కడ ఒక రహస్యాన్ని మనం పట్టుకోవాల్సిన అంశం ఉన్నది. ఇక్కడ ఆటవికులకి శాబర విద్యలు మొదలైనవి ఉంటాయి. శాబర విద్య అంటే ఒక క్షుద్రతంత్రం అది. వాళ్ళు ఒక బొమ్మను చేసి ఏ వ్యక్తి బొమ్మను చేశారో దాని నామంతో ఆవాహన చేసి విద్యలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అందుకు ఏకలవ్యుని చరిత్రను అలా కూడా మనం భావన చేయవచ్చు. దానికి ఒక ఏకాగ్రత ఉండాలి. మనం చూస్తుంటే ప్రయోగాలు చేసినప్పుడు పిండి బొమ్మలు చేసి ఆ పేరును లాగడం, అలాంటి ఏకాగ్రత ఇది చూపించాడని భావించిన తప్పేం లేదు ఏకలవ్యుడిది. అటువంటిప్పుడు క్షుద్ర విద్య ఏకలవ్యుడిది అవుతున్నది. ఇది ఇటువంటి వాడి వల్ల వీడికి విద్యలు వస్తాయి. ఎందుకంటే ఉత్తమమైన విద్యని క్షుద్రమైన వాటి ఎందుకు ప్రయోగించరాదు అని ఒక నియమం ఉంది. ఇతడు క్షుద్రుడిని ఎక్కడ తేలిందయ్యా అంటే అంత విలు విద్యను కుక్క మూతి మీద కొట్టేట. ఇది తెలుసుకోండి. ఇక్కడ ప్రయోగించాడు అదొక దోషం. ఇన్ని గమనించాడు ఆయన. పైగా ఇలాంటి వాడు రేపు పొద్దున దుర్మార్గుడే తయారయ్యి దుర్మార్గం చేస్తుంటే ఈ విద్య నీకు ఎక్కడొచ్చిందంటే ద్రోణుడి దగ్గర నుంచి చెప్తూ ఉంటాడు. అప్పుడు అపకీర్తి ఎవడికి? ఇన్ని ఆలోచించాడు. ఒకవైపు అర్జునుడికి చేసిన ప్రతిజ్ఞ అది నిలుపుకోవాలి, రెండు వైపు ఇటువంటి వాడు ఎవడో తయారయ్యి ప్రతివాడు బొమ్మలు పెట్టి ఇంక ప్రాక్టీస్ చేసి ప్రపంచానికి కంటకులైతే అప్పుడేమిటి, వాడికి ఒక పాఠం చెప్పాలి. అక్కడ గురుముఖత మాత్రమే నేర్చుకున్న విద్య విద్య. అయితే నీ ఏకాగ్రతకి సంతోషించాను గనక నీకు ఇప్పుడు మరొకటి నేర్పుతున్నాను అన్నట్టండి. ఇక్కడ వెంటనే ఏకలవ్యుడికి మరొక విద్యను నేర్పాడు ద్రోణాచార్యుడు. ఏంటంటే ఏవం కర్తవ్యమితి తర్జనీ మధ్యభాభ్యాం శరం ధృత్వా జాకర్షణం కర్తవ్యం ఇత్య అభినీయ దర్శయతి. చూపించట్టే ఎలాగంటే బొటన వేలు లేకుండా తర్జనీ మధ్యమ అంటే చూపుడు వేలు మధ్య వేలు ఈ రెండిటితోనే నారిని ఎలా మీటాలనేటువంటి ఆ ట్రిక్ ఆ విద్యను నేర్పేట. ద్రోణుడు చూశారా విశేషం? ఆ విధంగా సూచనగా నేర్పాడు అక్కడ. దీనితో ఏకలవ్యుడి వృత్తాంతం ముగిసింది.